శుక్లయజుర్వేదాంతర్గత బృహదారణ్యకోపనిషత్ శ్లోక తాత్పర్య పుష్పం. బృహదారణ్యకోపనిషత్ పంచమాధ్యాయము శ్లోక నాన్యో అతో అస్తి ద్రష్ట, నాన్యో అతో అస్తి శ్రోత, నాన్యో అతో అస్తి మంత, నాన్యో అతో అస్తి విజ్ఞాత. ఏష ఆత్మా అంతర్యామి అమృతో అతో అన్యత్ ఆత్మ. అట్టి అంతర్యామీగు ఆత్మకు వేరుగా ద్రష్టలేడు, అద్దానిక వేరుగా శ్రోతయులేడు, ఆలోచించువాడు లేడు, విచారణ చేయువాడు లేడు, విజ్ఞాత లేడు. అవన్నీ ఎవరే ఉన్నారో ఆతడే ఆత్మ, అమృత స్వరూపుడు. అట్టి అంతర్యామికి వేరుగా చూచువాడు లేడు, వినువాడు లేడు, సంకల్పించువాడు లేడు, విచక్షించువాడు లేడు. 5.1. ప్రథమం బ్రాహ్మణం యాజ్ఞవల్కీయ కాండము అశ్వల బ్రాహ్మణము. మంత్ర 1.3.I.1. ఓం జనకో హ వైదేహో బహుదక్షిణేన యజ్ఞేనేజే తత్రః కురుపంచాలానాం బ్రాహ్మణ అభిసమేత బభూస్తస్య హ జనకస్య వైదేహస్య విజిజ్ఞాస బభూవకః స్విదేశాం బ్రాహ్మణనమనుచానతమ ఇతి సహ గవాం సహస్రమవరురోధ దశ దశ పాద ఏకేకస్యా శృంగేయురబద్ధా బభూవః. 1.1. జనకో హ వైదేహో బహుదక్షిణేన యజ్ఞేన యజే తత్రః కురు పాంచాలానాం బ్రాహ్మణ అభి సమేత బభూవః తస్య హ జనకస్య వైదేహస్య విజిజ్ఞాసా బభూవ కస్విత్ ఇతి ఏషాం బ్రాహ్మణ నామ అ నూచానతమ ఇతి సహ గవాం సహస్రం అవరు రోధ దశ దశ పాదా ఏకేకస్యాః శృణ్యోః ఆబద్ధా బభూవః. విదేహ దేశరాజు జనకుడు, ఆయన కర్మయోగి, తత్వమును విద్యార్థిగా ఉపాసిస్తూ తత్వశాస్త్రాధ్యయనము యొక్క ప్రచారమును నిర్వర్తిస్తూ మానవాడికి మహత్తరమగు శ్రేయమును కలుగజేయు మహనీయుడు. ఆయన ఒక యాగము ప్రారంభించారు. కురు పాంచాల ఇత్యాది అనేక దేశాల నుండి అనేక మంది బ్రహ్మవేత్తలగు బ్రాహ్మణులు ఆ యజ్ఞమును సందర్శించటానికి విచ్చేశారు. వారికి దక్షిణలు సమర్పించారు. నేను ఆహ్వానించిన వారందరిలో బ్రహ్మజులగు మహనీయులు ఎవ్వరో నిశ్చయించదముగాక అని ఆ జనకుడు భావించారు. 1000 గోవులను ఒక్కొక్క గోవుకు 10, 10 బంగారు నాణములవంతున, ఒక్కొక్క గోవు వ్రేళ్లకు బంగారు తొడుగులతోనూ కొమ్ములను బంగారు శంఖాకారములతోనూ అలంకరింపజేయించి సిద్ధం చేశారు. మంత్ర 2.3.I.2. తాన్హోవాచ బ్రాహ్మణ భగవంతో యో వో బ్రహ్మిష్ఠ స ఏతాగ ఉదజతామితి తే హ బ్రాహ్మణ న దధృశ్రథ యాజ్ఞవల్క్యః స్వమేవ బ్రహ్మచారిణమువ చేత సౌమ్యోదజ సామశ్రవ ఇతి తా హోదాచకార తే హ బ్రాహ్మణశ్చక్రుధు కథం ను నో బ్రహ్మిష్ఠో బ్రువితేత్యథాః జనకస్య వైదేహస్య హోతాస్వలో బభూవ సహైనం పప్రచ్ఛత్వం ను ఖలు నో యాజ్ఞవల్క్య బ్రహ్మిష్ఠోసి ఇతి సహోవాచ నమో వయం బ్రహ్మిష్ఠాయ కుర్మో గోకామా ఏవ వయం స్మ ఇతి తగ్మ్హ తత ఏవ ప్రష్టుం దధే హోతాస్వలః. 2.2. తాన్హ ఉవాచ జనకోవాచ బ్రాహ్మణ భగవంతో యో వో బ్రహ్మిష్ఠః స ఏతాగా ఉదజతాం ఇతి జనకమహారాజు రాజసభలో ఓ బ్రాహ్మణోత్తములారా, భగవత్స్వరూపులారా, సుస్వాగతం. మీ అందరిలోకెల్లా ఎవ్వరైతే మహత్తర బ్రహ్మనిష్ఠులో వారు ఈ గోవులను తమ ఆశ్రమమునకు గొనిపోవచ్చును. తే హ బ్రాహ్మణ న దధృశ్రథః అప్పుడు ఎవ్వరు కూడా నేను బ్రహ్మనిష్ఠుడను అని స్వకీయ నిర్ణయం చేసుకోవటానికి ముందుకు రాలేదు. వారికి ధైర్యము చాలలేదు, శక్తి లేకపోయింది. పైగా బ్రహ్మనిష్ఠులు నిగర్వులే ఉంటారు కదా. కొద్దిసేపు నిశ్శబ్దంగా గడిచిపోయింది. యాజ్ఞవల్క్యః స్వమేవ బ్రహ్మచారిణం ఉవాచ ఏతాహ సౌమ్య ఉదజ సామశ్రవ ఇతి. అప్పుడు యాజ్ఞవల్క్యుడు లేచి నిలబడ్డారు. తన శిష్యుడగు ఒక బ్రహ్మచారిని పిలిచి, శిష్య సామశ్రవ, ఈ గోవులను మన ఆశ్రమమునకు తోలుకొని వెళ్ళుము అని ఆజ్ఞాపించారు. తాహ ఉదాచకార తే హ బ్రాహ్మణాశ్చుక్రుధుః క కథంనో బ్రహ్మిష్ఠో బ్రవితితి. ఆ యాజ్ఞవల్క్య శిష్యుడగు సామశ్రవుడు అట్లాగే గోవులను యాజ్ఞవల్క్య ఆశ్రమమునకు తోలుకుపోవటానికి సంసిద్ధుడైనాడు. ఇదంతా చూస్తూ ఉన్న అక్కడి కొందరు బ్రాహ్మణులకు కొంచెము కోపము వచ్చింది. ఇదేమిటి, ఇందరిలో నేనే బ్రహ్మిష్ఠుడను అని ఎట్లా ఈ యాజ్ఞవల్క్యుడు అనగలరు అని కోపం పొందసాగారు. అథః జనకస్య వైదేహస్య హోత అశ్వలో బభూవ సహాయేనం ప్రప్రచ్ఛ త్వంను ఖలు నో యాజ్ఞవల్క్య బ్రహ్మిష్ఠో అసి మూడు ఇతి. ఆ విదేహరాజగు జనకుని కొలువులో అశ్వలుడు అనే ఆస్థాన హోత ఋత్విజుడు ఉన్నారు. ఆ అశ్వలుడు ఇట్లా అడుగసాగారు, అయ్యా యాజ్ఞవల్క్య, మీరే ఈ సభలోని వారందరికంటే గొప్ప బ్రహ్మిష్ఠుడనని బ్రహ్మవేత్తని అని ఎట్లా అనగలరు అని ప్రశ్నించారు. సహ యాజ్ఞవల్క్యౌ ఉవాచ, నమో వయం బ్రహ్మిష్ఠాయ కుర్మో గో కామాయవ వయం స్మైతి తగ్మహ తతగ్ ఏవ ప్రష్టుం దధే హోతా అశ్వలః. యాజ్ఞవల్క్యుడు, ఓ ఆశ్వల ఋత్విజమహాశయ, మేము బ్రహ్మవేత్తలకు బ్రహ్మిష్ఠులకు నమస్కరించువారము మాత్రమే అయి ఉన్నాము. మాకు గోవులతో అత్యవసరము ఉన్నది. అందుచేత బ్రహ్మవేతృత్వమును పణంగా పెట్టి గోవులను మా ఆశ్రమమునకు చేర్చాము. అంతేగాని బ్రహ్మవేతృత్వాధిక్యత పట్ల అభిమానముతో కానే కాదు. అందుచేత మేము గోవులను ఆశ్రమము యొక్క అవసరము నిమిత్తమై త్రోలుకుపోయాము. అశ్వలుడు, ఓహో అట్లాగా, అయితే మేము కొన్ని ప్రశ్నలు అడుగుతాము, మీరు దయచేసి సమాధానం చెప్పాలి. ఈ సభలోని మహనీయులు బ్రహ్మనిష్ఠ జ్ఞానముల గురించి మిమ్ములను ప్రశ్నించబోచున్నారు. యాజ్ఞవల్క్యుడు, ఓ తప్పకుండా అడగండి. మంత్రమూడు 3.i.3 యాజ్ఞవల్క్యేతి హోవాచయదిదం సర్వం మృత్యునాప్తగ్ సర్వం మృత్యునాభిపన్నం కేన యజమానో మృత్యోరాప్తిమతిముచ్యత ఇతి. హోత్రరత్విజాయిన వాచా వాగ్వై యజ్ఞస్య హోత తద్యేయం వాక్ సోయమజ్ఞయః సహోతా సాముక్త్యః సాతిముక్త్యః. మూడు మూడు అశ్వల యదిదం సర్వం మృత్యున ఆప్తగ్ సర్వం మృత్యున అభిపన్నం కేన యజమానో మృత్యోహ ఆప్తిం అతిముచ్యత ఇతి. అశ్వలుడు, ఓ యాజ్ఞవల్క్య, ఒకడు గొప్ప యజ్ఞములు ఎరిగినవాడై యాజ్ఞవేత్త అయితే అయి ఉండవచ్చునుగాక, కాని ఈ కనబడే సర్వము ఏ మృత్యువు చేత వ్యాపించబడినదై అట్టి సమస్తము మృత్యువుకు మొదలంట్లా అధీనము అయి ఉండగా అట్టి ఆ యజమానుడు యజ్ఞము నిర్వర్తించువాడు. దేనిచే మృత్యువును అధిగమించగలడు? దేనిచే మృత్యువు నుండి విముక్తుడు కాగలుగుతాడు? కర్మఫలము మృత్యువుచే మృంగబడుచుండగా ఏ కర్మచే ఒకడు మృత్యువును దాటివేయగలడు? ఏ అనుష్ఠానము ఆతనిని మృత్యువు నుండి రక్షిస్తుంది? యజ్ఞశాస్త్రీయ ప్రశ్న. యాజ్ఞవల్క్య వాచ, హోత్రర్త్విజ అగ్నినా వాచ వాగ్వై యజ్ఞస్య హోతా తద్యేయం వాక్సో అయమజ్ఞయః సహోతార్ సముక్త్యః సాతిముక్త్యః. యాజ్ఞవల్క్యుడు, హోత యొక్క యజ్ఞము చేయవాని యొక్క వాక్కే అగ్ని, అగ్నియే హోత యొక్క వేద వాక్కు. అనగా యజ్ఞములోని హోత అనే ఋత్విక్యే అగ్నిస్వరూపుడు. మంత్రము అగ్నిశిఖ. ఈ రెండిటినీ తెలుసుకొని హోత మంత్రోచ్చారణలను అగ్నిరూపముగా చూడటమే ముక్తి. అగ్నిభావన స్వాభావికమై సిద్ధించటము అతిముక్తి. అప్పుడు యజమాని మృత్యువును అధిగమించుచున్నాడు. అట్టి హోతకూడా మంత్ర అగ్నిరూపోపాసన చేతనే అగ్ని స్వరూపుడై వెలుగొందుచు సర్వసంసార భేదములను అధిగమిస్తున్నాడు. మంత్ర 4.3.i.4 యాజ్ఞవల్క్యేతి హోవాచయ్యదిదం సర్వమహోరాత్రాభ్యామాప్త సర్వమహోరాత్రాభ్యామభిపన్నం కేన యజమానోహోరాత్రియోరాప్తిమతిముచేత ఇత్యధ్వర్యున త్విజా చక్షుషాదిత్యేన చక్షుర్వై యజ్ఞస్యాధ్వర్యుస్తద్యదిదం చక్షుః సోసావాదిత్యః సోధ్వర్యః సాముక్త్యః సాతిముక్త్యః. నాలుగు నాలుగు అశ్వలుడు, యత్ ఇదం సర్వం అహోరాత్రాభ్యాం ఆప్తగ్ సర్వం అహోరాత్రాభ్యాం అభిపన్నం కేన యజమానో అహోరాత్రయోః ఆప్తిం అతిముచ్య ఇతి. అశ్వలముని, ఓ యజ్ఞవల్క్యా మహానుభావన్, ఈ ఎదురుగా కనిపిస్తున్నదంతా కూడా పగలు రాత్రిలచే అహోరాత్రములచే వ్యాపించబడియున్నది. అనగా ఇదంతా కూడా పగలు రాత్రికి వశమై ఉనికి కలిగి ఉన్నట్లే కదా. ఎవ్రీథింగ్ ఈజ్ బౌండ్ బై అండ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై టైమ్ ఫాక్టర్. మరప్పుడు యజమానుడు ఏ సాధనలచే అహోరాత్రములు పొందుచూకూడా వాటిని అధిగమించి ఉండగలడు? ఏ విధంగా అహోరాత్రముల నుండి విముచ్యుడు రిలీవ్డ్ కాగలడు? యాజ్ఞవల్క్యుడు ఇతి అధ్వర్యణర్త్విజా చక్షుష ఆదిత్యేన చక్షుర్వై యజ్ఞస్య అధ్వర్యః తత్ సత్ యదిదం చక్షుః సో అసావాదిత్యః సో అధ్యర్యః సముక్త్యః సాతిముక్త్యః. యాజ్ఞవల్క్యుడు ఒకటి ఆధ్వర్యుడు అనే ఋత్విజునిచేతను, రెండు నేత్రరూపుడైనట్టి ఆదిత్యునిచేతను యజమానుడు రాత్రింబవళ్ల పరిధులను, ద రేంజ్ ఆఫ్ టైమ్ ఫాక్టర్, అధిగమిస్తున్నాడు. చూపు యజ్ఞము యొక్క ఆధ్వర్యుడు, నేత్రము ఆదిత్యుడు, ఇట్టి ఎరుకయే ముక్తి అతిముక్తి కూడా. ఈ విధంగా కన్ను ఆదిత్యునిగాను, చూపును మంత్రమును చెప్పు ఆధ్వర్యునిగాను, కనబడేదంతా అచూపు యొక్క విస్తరణగాను, కన్ను చూపులను కర్మసాధనములుగాను, అధిదేవతా రూపముగు సూర్యునితో సహా చూచుటయే మోక్షము మోక్ష మార్గము. మంత్ర 5.3.i.5 యాజ్ఞవల్క్యేతి హోవాచయ్యదిదం సర్వం పూర్వపక్షాపరపక్షాభ్యామాప్తగ్ సర్వం పూర్వపక్షాపరపక్షాభ్యామభిపన్నం కేన యజమానః పూర్వపక్షాపరపక్షయోరాప్తిమతిముచ్యత ఇత్యుద్గాత్రర్త్విజ వాయినా ప్రాణేన ప్రాణో వై యజ్ఞస్యోద్గత తద్యోయం ప్రాణః సవాయః స ఉద్గత సా ముక్త్యః సాతిముక్త్యః. 5.5 అశ్వలుడు యదిదం సర్వం పూర్వపక్ష పరపక్షాభ్యాం ఆప్తం సర్వం పూర్వపక్ష పరపక్షాభ్యాం అభిపన్నం కేన యజమానః పూర్వపక్షాః పరపక్షయోః ఆప్తిం అతిముచ్యత ఇతి అశ్వల ఋత్విక్. ఈ కనబడేదంతా పూర్వ పర శుక్ల కృష్ణ పక్షములచే వ్యాపించి ఉన్నది. ఆ పూర్వపర శుక్ల కృష్ణపక్షములు ఇదంతా తమవశమునందు కలిగినవై ఉంటున్నాయి. అట్టి ఈ శుక్ల కృష్ణపక్షముల వ్యాప్త శృంఖములను బంధములను యజమానుడు ఏ సాధనచే దాటివేయగలుగుతాడు? ఆ రెండిటి నుండి మోక్షము ఎట్లా పొందగలడు? హౌ టు క్రాస్ ద ప్రోగ్రెస్ రిగ్రెస్ ఫ్యాక్టర్స్. దాటివేసిన మతిని బుద్ధిని ఎట్లా పొందగలడు? యాజ్ఞవల్క్యుడు ఇతి ఉద్గాత్రరత్విజావాయిన ప్రాణేన ప్రాణో వై యజ్ఞస్య ఉద్గత తత్యో అయం ప్రాణః సవాయః సాతిముక్త్యః సాతిముక్త్యః. యజ్ఞవల్క్యుడు ఓ తప్పకుండా అధిగమించివేయగలడు. తన యొక్క ప్రాణశక్తితో వాయువును ఉదాతాయనము చేయుటచేత పూర్వాపరపక్షములను శుక్లకృష్ణపక్షకాల ధర్మములను అధిగమించగలడు. ప్రాణమే యజ్ఞం యొక్క ఉద్గాత, ప్రాణమే వాయువు. ప్రాణశక్తికి చెందిన చేతనమే వాయుబ్రెసెన్ వాయువు యొక్క రూపము. వాయువు ప్రాణముల అభేదతత్వమును గుర్తించటం చేత మోక్షము సిద్ధించగలదు. వాటి ఏకత్వమే ముక్తి. మంత్ర 6.3.i.6 యాజ్ఞవల్క్యేతి హోవాచ యదిదమంతరిక్షమనారంభణమివ కేనాక్రమేణ యజమానః స్వర్గం లోకమాక్రమత ఇతి బ్రహ్మణత్విజ మనసా చంద్రేణ మనో వై యజ్ఞస్య బ్రహ్మ తద్యదిదం మనః సోసౌ చంద్రః స బ్రహ్మ సా ముక్త్యః సాతిముక్తిరిత్యతి మోక్ష అథ సంపదః. 6.6 అశ్వలుడు యత్ ఇదం అంతరిక్షం అనారంభణం ఇవ కేన ఆక్రమేణ యజమానః స్వర్గం లోకం ఆక్రమత ఇతి అశ్వలృత్విజుడు ఓ యాజ్ఞవల్క్య, ఇక్కడ మనకు ఎదురుగా అంతరిక్షము ఆకాశము కనిపిస్తోంది. అట్టి ఆకాశము ఏ ఆధారములేని దానివలే అగుపిస్తోంది. మరి యజమానుడు యజ్ఞము మొదలైనట్టి స్వర్గలోకమునకు అర్హములగు కర్మలు నిర్వర్తించువాడు. దేనిని ఆధారముగా చేసుకుని కర్మఫలప్రాప్తియగు స్వర్గలోకమునకు వెళ్ళుచున్నాడు? కర్మఫలములు సిద్ధించు మార్గము ఏమై ఉన్నది? యాజ్ఞవల్క్యుడు బ్రహ్మణత్విజ మనసా చంద్రేణ మనో వై యజ్ఞస్య బ్రహ్మ తత్యత్ ఇదం మనః సో అసౌ చంద్రః స బ్రహ్మ సముక్త్యః సాతిముక్త్యః ఇతి మోక్షా అథ సంపదః. యాజ్ఞవల్క్యుడు ఆ యజమాని ఈ సృష్టికి కర్తయ్యగూ బ్రహ్మదేవుని ఋత్విక్ స్వరూపునిగా భావిస్తున్నాడు. మనోరూపుడగు చంద్రుని ప్రసాదితంగా కర్మఫలములగు స్వర్గలోకము మొదలైనవి చేర్చున్నాడు. యజమాని యొక్క మనస్సే బ్రహ్మ అనబడు ఋత్విక్కు. ఆ మనస్సు యొక్క అధ్యాత్మస్వరూపము బాహ్య ప్రదర్శన దేవత అధిదేవత ఏ చంద్రుడు. ఈ చంద్రుడే బ్రహ్మ అను ఋత్విక్కు. మనస్సే బ్రహ్మము. ఈ విధంగా మనస్సు యొక్క రూపమే సృష్టి యొక్క సంభావనగా గమనించి ఆ యజమాని సృష్టి నుండి అతిముక్తుడు అగుచున్నాడు. మంత్ర 7.3.i.7 యాజ్ఞవల్క్యేతి హోవాచ కతిభిరే మధ్యర్భిర్హోతాస్మిన్ యజ్ఞయే కరిష్యతీతి తిస్రుభిరితి కతమాస్తాస్తిస్ర ఇతి పురోన్వాక్యా చ యాజ్యా చ సస్యేవ తృతీయ కిం తాభిర్జయతీతి యత్ కించేదం ప్రాణభూదితి. 7.7 అశ్వలుడు కతిభ్యః అయం అద్యర్ఘ్భ్యః హోత అస్మిన్ యజ్ఞే కరిష్యతి ఇతి. అశ్వఋత్విజుడు ఓహో, అట్లాగా ఇప్పుడు ఈ యజ్ఞమునందు ఋత్విజుడు ఎన్ని రుక్ మంత్రములచే హోత్రము చేస్తున్నాడు? యాజ్ఞవల్క్యుడు త్రిశృభ ఇతి, అశ్వలుడు కతమాస్తాస్తిస్ర ఇతి, యాజ్ఞవల్క్యుడు పురో అనువాక్యాచ యాజ్యాచ తస్యేవ చ సస్యేవ చ, యాజ్ఞవల్క్యుడు మూడు హోత్రముల చేత, అశ్వలుడు ఆ మూడు హోత్రములు ఏవేవి? యాజ్ఞవల్క్యుడు ఈ క్రింది వాటితో ఋత్విక్కు సంసనము దేవతాస్తోత్రములు చేయుచున్నాడు. 1 పురో అనువాక్య, 2 యాజ్య, 3 సస్య. 1 పురో అనువాక్య కాలము కంటే ముందు ఉన్న తత్వము, 2 యజ్ఞయాగము కొరకే పలికే రుక్కులు, 3 సస్య దేవతా ప్రజ్ఞల దివ్యత్వము గురించిన స్తుతులు. అశ్వలుడు తృతీయ కీం తాభ్యః జయతీతి, యాజ్ఞవల్క్యుడు వ్యత్కించిత్ ఇదం ప్రాణభృత్ ఇతి. అశ్వలుడు ఆ మూడిటి సహాయముతో యజమాని దేనిని జయించుచున్నాడు? యాజ్ఞవల్క్యుడు మూడు రుగ్జాతులను జయిస్తున్నాడు. యజమాని ఋత్విక్కు కూడా పురో అను వాక్యమునందు భూలోకమును, యాజ్యముచే అంతరిక్షమును, సస్యేందు ద్యు స్వర్గ లోకమును జయించుచున్నాడు. సకల ప్రాణులను అధిగమించుచున్నాడు. సమస్తము బ్రహ్మముగా దర్శించుటల్లో దిగ్విజయుడు అవుతున్నాడు. మంత్ర 8.3.i.8 యాజ్ఞవల్క్యేతి హోవాచ కత్యే మధ్యాధ్వర్యురస్మిన్ యజ్ఞ ఆహుతీర్హోష్యతీతి తిస్ర ఇతి కతమాస్తాస్తిస్ర ఇతి యా హుత ఉజ్వలంతి యా హుత అతినేదంతే యా హుత అధిశేరతే కిం తాభిర్జయతీతి యా హుత ఉజ్వలంతి దేవలోకమేవ తాభిర్జయతి దీప్యత ఇవ హి దేవలోకో యా హుత అతినేదంతే పితృలోకమేవ తాభిర్జయత్యతి వ హి పితృలోకో యా హుత అధిశేరతే మనుష్యలోకమేవ తాభిర్జయత్యథ ఇవ హి మనుష్యలోకః. 8.8 అశ్వలుడు కత్యేయం అద్య అధ్వర్యః అస్మిన్ యజ్ఞ ఆహుతియః హోష్యతి ఇతి. యాజ్ఞవల్క్య తిస్ర ఇతి, అశ్వలుడు కతమాస్తాః తిస్ర ఇతి, యాజ్ఞవల్క్య వ్యాహుత ఉజ్వలంతి యాహుత అతినేదంతే యాహుత అధిశేరతే. అశ్వల ఋత్విక్కు ఈరోజు ఈ యజ్ఞమునందు ఎన్ని ఆహుతులను హోమము చేయుచున్నారు? అవి ఏవేవి? యాజ్ఞవల్క్యుడు మూడు ఆహుతులను, 1 హోమము చేయబడి ప్రజ్వరిల్లినవి, 2 హోమము చేయబడు శబ్దజాలములు, 3 హోమము చేయబడి విలీనమైపోవునవి. అశ్వలుడు కిం తాభ్యః జయతి ఇతి, యాజ్ఞవల్క్యుడు యాహుత ఉజ్వలంతి దేవలోకం ఏవ తాభ్యః జయతి దీప్యత ఇవ హి దేవలోకో యాహుత అతినేదంతే పితృలోకమేవ తాభ్యః జయతి అతీవ హి పితృలోకో యా ఆహుత అధిశేరతే మనుష్యలోకం ఏవ తాభ్యః జయతి అథ ఇవ హి మనుష్యలోకః. అశ్వలుడు వాటిచే యజమాని ఏమేమి జయించుచున్నాడు? యాజ్ఞవల్క్యుడు ప్రజ్వలితమగు ఆహుతులచే దేదీప్యమానములగు దేవలోకములను, శబ్దజాలరూప ఆహుతులచే శబ్దరూపములగు పితృలోకములను, నేలేందు విలీనములగు ఆహుతులచే క్రిందదగు మనుష్య లోకమును జయించున్నాడు. దేవలోకము దీప్యత, పితృలోకము శబ్దము, మనుష్యలోకము భూమియందు విలీనము చేయు సమర్పణ. ఈ విధముగా మూడు ఆహుతులచే మూడు జయించినవాడే దేవ పితృ అమానవ లోకములను జయించి బ్రహ్మముగా దర్శిస్తూ ముక్తుడు అగుచున్నాడు. మంత్ర 9.3.i.9 యాజ్ఞవల్కేతి హోవాచ కతిభరే మధ్య బ్రహ్మ యజ్ఞం దక్షిణతో దేవతాభిర్గోపాయతి త్యకయతి కథమా సైకేతి మన ఏవేత్యనంతం వై మనో అంతా విశ్వే దేవ అనంతమేవ సతేన లోకం జయతి. 9.9 అశ్వలుడు కతిభ్యః అయం అద్య బ్రహ్మ యజ్ఞం దక్షిణతో దేవతాభ్యః గోపాయతికి యాజ్ఞవల్క్యుడు త్యేకయేతి అశ్వలుడు కతమా సాయేకేతి యాజ్ఞవల్క్యుడు మన ఏవ యత్ అనంతం వై మనో అనంత విశ్వే దేవ అనంతమేవ సతేన లోకం జయతి. అశ్వల ఋత్విక్కు ఈరోజు జరుగుచున్న యజ్ఞములో బ్రహ్మ అనే ఋత్విక్కు కుడివైపు ఆసీనులే ఉండగా ఏ దేవతల సహాయముతో ఈ సృష్టి అనబడే యజ్ఞమును నడిపిస్తున్నారు, రక్షిస్తున్నారు? యాజ్ఞవల్క్యుడు ఒకే ఒక్క దేవత యొక్క సహకార సంపత్తిచే ఈ సృష్టి మహాయజ్ఞమును పరిరక్షిస్తున్నారు. అశ్వల ఋత్విక్కు ఒకే ఒక్క దేవతచే సృష్టి యజ్ఞమును రక్షిస్తున్నారా? ఎవ్వరా దేవత? యాజ్ఞవల్క్యుడు మనస్సే ఆ దేవత. మనస్సు అనంతము, విశ్వే దేవతలు కూడా అనంతమే. మనస్సుచే అనంత లోకములు జయించబడుచున్నాయి. బ్రహ్మమయ ఋత్విక్కును సృష్టికర్తగాను విశ్వేదేవతా రూపుడుగాను అనంతమగు మనోతత్వముగాను ధ్యానించువాడు అనంతలోకములను జయించుచున్నాడు. లోకములన్నిటినీ సస్వరూపాత్మకు అనన్యముగా దర్శిస్తున్నాడు. మంత్ర 10.3.i.10 యాజ్ఞవల్క్యేతి హోవాచ కత్యే మధ్యోద్గతాస్మిన్ యజ్ఞే స్తోత్రియాః స్తోష్యతీతి తిస్ర ఇతి కథమాస్తాస్తిస్ర ఇతి పురోనువాక్యాచ యాజ్యాచ సస్యేవ తృతీయా కథమాస్తా యాధ్యాత్మమితి ప్రాణ ఏవ పురోనువాక్యాపానో యాజ్యావ్యానః సస్య కిం తాభిర్జయతీతి పృథివీలోకమేవ పురోనువాక్యేయ జయత్యంతరిక్షలోకం యాజ్యయాద్యులోకం సస్యేయ తతో హహోతాస్వల అపరరామ 10 ఇతి ప్రథమం బ్రాహ్మణం. 10. అశ్వలుడు కత్యేయం అద్య ఉద్గాత అస్మిన్ యజ్ఞేహ సోత్రియాహ తోష్యతితి అశ్వల ఋత్విక్కు ఓ యాజ్ఞవల్క్య మరల చెప్పండి, ఈరోజు ఈ యజ్ఞములో ఉద్గాత ఎన్ని స్తోత్రములు గానము చేసి సంతోషము పొందుచున్నాడు? యాజ్ఞవల్క్యుడు తిస్ర ఇతి, అశ్వలుడు కథమాస్తాసి, యాజ్ఞవల్క్యుడు తిస్ర ఇతి పురో అనువాక్యాచ యాజ్యాచ సస్యేవ చతృతీయా అశ్వలుడు కథమస్తా యా యాజ్ఞవల్క్య అధ్యాత్మం ఇతి ప్రాణేవ పురో అనువాక్య అపానో యాజ్య వ్యానసస్య యాజ్ఞవల్క్యుడు 3.1 పురోనువాక్య 2. యాజ్య 3. సస్య అశ్వల ఋత్విక్కు ఆ మూడు కూడా ఈ భౌతిక దేహములో ఏ రూపములు కలిగినవై ఉన్నాయి? యాజ్ఞవల్క్యుడు ఆ పురోవాక్య యాజ్య సస్యములు దేహములో ఏర్పడినవై ఉన్నాయి. 1. ప్రాణమే పురోనువాక్యము. 2. అపానమే యాజ్యము. 3. వ్యానమే సస్యము. ఉద్గాత ఈ మూడిటికి ఉద్గాతము సమర్పిస్తున్నారు. అశ్వలుడు కిం తాభ్యః జయతీతి, అశ్వల ఋత్విక్కు వాటి సహాయముతో ఈ యజమాని ఏమేమి జయించివేయుచున్నాడు? యాజ్ఞవల్క్యుడు పృథివీలోకం ఏవ పురో అనువాక్యేయ జయతి, అంతరిక్షలోకం యాజేయ, దిలోకం సస్యేయ. యాజ్ఞవల్క్యుడు ప్రాణరూపమైన పురోనువాక్యచే భూలోకమును, యాజ్యాను అపానతత్వముచే అంతరిక్షలోకమును, సస్యాను వ్యానతత్వముచే ద్యులోకమును జయించున్నాడు. తతో హహోతా అశ్వల అపరరామ, ఈ విధంగా అశ్వల ఋత్విక్కు అడిగిన ప్రశ్నలకు యాజ్ఞవల్క్యుడు ఇచ్చిన సమాధానము విని అశ్వల మహాశయుడు తృప్తి పొంది మౌనము వహించారు. ఇతి బృహదారణికోపనిషత్ పంచమాధ్యాయే. అశ్వల బ్రాహ్మణం నామ ప్రథమం బ్రాహ్మణం, 5.2 ద్వితీయం బ్రాహ్మణము, ఆత్తభాగ బ్రాహ్మణము అథ ద్వితీయం బ్రాహ్మణం. మంత్ర 1.3.2.1 అథహైనం జారత్కారవ ఆత్తభాగ పప్రచ్ఛ యాజ్ఞవల్క్యతి హోవాచ కతి గ్రహాః కథ్యతి గ్రహ ఇత్యష్టౌ గ్రహ అష్టావతి గ్రహ ఇతి యే తేష్టౌ గ్రహ అష్టావతి గ్రహ కథమేత ఇతి 1.1 అథ హైనం జారత్కారవ ఆత్తభాగః పప్రచ్ఛ ఆత్తభాగుడు కతి గ్రహాః కతి అతిగ్రహాః ఇతి యాజ్ఞవల్క్యుడు అష్టౌ గ్రహ అష్టావ అతిగ్రహ ఇతి ఆత్తభాగుడు యేతే అష్టౌ గ్రహ అష్టాతిగ్రహాః కథమే త ఇతి అప్పుడు జారుకార వంశోద్భవుడు ఋతభాగుని కుమారుడు అగుశ్రీ ఆత్తభాగుడు యాజ్ఞవల్క్యని ఇట్లా ప్రశ్నించసాగారు. ఆత్తభాగుడు, ఓ యాజ్ఞవల్క్యా మహాశయ, గ్రహములు ఎన్ని, అతిగ్రహములు ఎన్ని, మరియు జ్ఞానసాధనములు ఎన్ని, వాటికి సంబంధించిన సహకారిక జ్ఞానసాధ్యములు ఎన్ని చెప్పండి. యాజ్ఞవల్క్యుడు, 8 గ్రహములు అనబడే జ్ఞానసాధనములు, మరొక 8 సహకారిక లేక ఉప జ్ఞానసాధనములు ఉన్నాయి. ఆత్తభాగుడు, అవి ఏమేమి అయి ఉన్నాయి? మంత్ర 2.3.2 ప్రాణో వై గ్రహ సోపానేనాతిగ్రాహేణ గుహితోపానేన హి గంధాంజిఘతి. 2.2 యాజ్ఞవల్క్యుడు, ప్రాణో వై గ్రహ సో అపానేన అతిగ్రాహేణ గృహీతో అపానేన హి గంధాన్ జిఘ్రతి. యాజ్ఞవల్క్యుడు, ప్రాణము అపానము, ప్రాణమే దేహముతో కనిపించుచున్న గ్రహము. అట్టి ప్రాణము అతిగ్రహము అగు అపానముచే కప్పబడినది, ఏన్కంపాస్డ్ అగుచున్నది. ఎందుకంటే ప్రాణము అపానము ద్వారా గంధమును ఆస్వాదిస్తోంది. ఈ జీవుడు గంధమునకు సంబంధించిన ఆకర్షణలకు బద్ధుడగుచున్నప్పుడు ప్రాణమపాన జనిత గంధము ఈతని పట్ల గ్రహముగా అగుచున్నది. మంత్ర 3.3.3 వాగ్వై గ్రహ సనామ్నాతిగ్రాహేణ గృహీతో వాచ హి నామాన్య భవదతి. 3.3 వాగ్వై గ్రహ సనామ్న అతిగ్రాహేణ గృహీతో వాచ హి నామాని అభివదతి. వాక్ ఇంద్రియము లేక వాక్ సాధనమే గ్రహము. ఆ వాక్చే పలుకబడుచున్న విషయము అతిగ్రహము. వాక్కు అనబడు గ్రహము చెప్పబడుచున్న విషయముగా వక్తవ్యము రూపముగా గ్రహించబడునదై అన్నివైపులా వ్యాపించబడి ఉన్నది. అట్టి వాక్కు యొక్క వ్యక్తీకరణమే లోకములో నామములన్నీ ధరించినదే ఉంటోంది. వాక్కు శరీరములో భాగము. ఆసక్తితో కూడిన శబ్దములే విషయములు మాటలు. ఇరులను బాధించే అసత్యము బాధ కలిగించని అనూతము ఏవగింపు మాటలు పరుషపు మాటలచే ఈ జీవుడు పరవశించి ఉంటున్నాడు. అందుచేత వాక్ ఇంద్రియము గ్రహముగా చెప్పబడుతోంది. మంత్ర 4.3.4 జిహ్వా వై గ్రహ సరసేనాతిగ్రాహేణ గృహీతో జిహ్వయా హీరసాన్ విజానాతి. 4.4 జిహ్వా వై గ్రహ సరసేన అతిగ్రాహేణ గృహీతో జిహ్వయా హీరసాన్ విజానాతి. జిహ్వా నాలుక, ఇంకొక గ్రహము. జిహ్వకు విషయమగు రసము, రుచి, అతిగ్రహము. ఈ నాలుక అనే గ్రహము రసము అనే అతిగ్రహముచే గ్రహించబడి దృశ్యమునందు వ్యాపించినదే ఉంటోంది. అట్టి నాలుకచే రుచులు రసము తెలియబడుచు తీపి కారము చేదుపులుపు ఒగరు ఉప్పు అనుషడ్రుచులు ఇత్యాది రసముల రూపమున లోకముగా వ్యాపించి ఉంటోంది. రుచికి మనస్సు ఆకర్షితమగుటచే జిహ్వ కూడా గ్రహముగుచున్నది. రుచి యొక్క ఆకర్షణ విషయములు అననది అతిగ్రహము అనబడుతోంది. మంత్ర 5.3.2.5 చక్షుర్వై గ్రహ సరూపేణతిగ్రాహేణ గృహీతశ్చక్షుషా హి రూపాణి పశ్యతి. 5.5 చక్షుః వై గ్రహ సరూపేణ అతిగ్రాహేణ గృహీతః చక్షుషా హి రూపాణి పశ్యతి. ఈ చక్షువులే గ్రహము. రూపములు అతిగ్రహణము. రూపాత్మకంగా కనిపించేదంతా అతిగ్రహము. నేత్రము అనే గ్రహము రూపములు అను అతిగ్రహమును గ్రహించుచున్నది. నేత్రము అనే గ్రహము చేతనే లోకమున రూపము అను దర్శనము అతిగ్రహము సిద్ధిస్తూ ఉంటోంది. అట్టి రూపములు సుందరము భయానకము విరూపము ఇత్యాది కనుల యొక్క వివిధ గ్రహణములే లోకము అను పేరుతో చెప్పబడుచు వర్ధిల్లుచు గ్రహము అగుచున్నాయి. మంత్ర 6:3.2.6 శ్రోత్రం వై గ్రహః సశబ్దేనాతిగ్రాహేణ గృహీతః శ్రోత్రేణ హి శబ్దాన్ శృణోతి. 6 శ్రోత్రం వై గ్రహః సశబ్దేన అతిగ్రాహేణ గృహీతః శ్రోత్రేణ హి శబ్దాన్ శృణోతి. ఇంద్రియ సాధన వస్తువు వంటిదగు చెవులు గ్రహము, వినబడు శబ్దములు అతిగ్రహణము, శ్రోత్రము అనబడే గ్రహము శబ్దము అను అతిగ్రహణము రూపముగా వ్యాపించినదే ఉంటోంది. అందుచేత శ్రోత్రముచేత లోకము శబ్దములను వినుచున్నది. అట్టి వినబడు శబ్దములు కర్కశము విషాదము మధురము ఆనందము గౌరవము అవమానము మొదలైన వివిధ రూపములుగా అనుభవమవటమే లోకానుభవము. అది శ్రోత్రగ్రహణ రూపమగుచున్నది. మంత్ర 7:3.2.7 మనో వై గ్రహః సకామేనాతిగ్రాహేణ గృహీతో మనసా హి కామాన్ కామేతే. 7:7 మనో వై గ్రహః సకామేన అతిగ్రాహేణ గృహీతో మనసా హి కామాన్ కామేతే. మనస్సు గ్రహము, కామము కావాలి అనుకామన అతిగ్రహము. మనస్సు అనే గ్రహముచే ఏదో కావాలి అనే కామము భావన గ్రహించబడుచున్నది. అందుచేత మనస్సుచే లోకమునకు సంబంధించిన పరిధిలలోని కామములను కోరుకొనుట జరుగుతోంది. అది పొందాలి, ఇది ఇట్లా ఉండాలి, అది అట్లా ఉండకూడదు ఇత్యాది రూపములుగా మనస్సే లోకము రూపము పొందుతోంది. అందుచేత మనస్సు ద్వారా లోకము కామనములను ఐ వోంట్ దిస్ ఆండ్ దాట్ పొందటము జరుగుతోంది. మంత్ర 8:3.2.8 హస్తౌ వై గ్రహః సకర్మణతిగ్రాహేణ గృహీతో హస్తాభ్యాగ్ హి కర్మ కరోతి. 8:8 హస్తౌ వై గ్రహః సకర్మణ అతిగ్రాహేణ గృహీతో హస్తాభ్యాగ్ హి కర్మ కరోతి. చేతులు గ్రహము, చేయు పని లేక కర్మలు అతిగ్రహము. చేతులు అనుగ్రహము కర్మలు అను అతిగ్రహమును గ్రహించుచూ ఉన్నది. అందుచేత చేతులతో చేస్తున్న పనులు కర్మలు రూపముగా లోకముగా స్థితి పొంది వర్ధిల్లుచున్నాయి. జీవుడు నిషిద్ధకర్మల వైపు ఆకర్షితుడగుటచే చేతులు అతిగ్రహ రూపమగుచున్నవి. మంత్ర 9:2.9 త్వగ్వై గ్రహః సస్పర్శేనాతిగ్రాహేణ గృహీతస్త్వచ హి స్పర్శాన్వేదేత. ఇకేతేష్టౌ గ్రహ అష్టావతిగ్రహ. 9:9 త్వక్వై గ్రహః సస్పర్శేన అతిగ్రాహేణ గృహీతః త్వచ హి స్పర్శ అన్వేదేత. ఇతి ఏతే అష్టౌ గ్రహ అష్టాః అతిగ్రహాః. చర్మము గ్రహము, స్పర్శ అతిగ్రహము. స్పర్శ అనే అతిగ్రహము చర్మము అనుగ్రహమును ఉపకరణముగా తీసుకుని రకరకములైన స్పర్శ అనుభవములు రూపమై లోకముగా ప్రసిద్ధి పొందుచున్నది. స్పర్శకర్షణలకు లోను కావటమే అతిగ్రహణము. అనగా లోకము చర్మము అనుగ్రహము ద్వారా స్పర్శ అనే అతిగ్రహ రూపము యొక్క వివిధ అనుభవములుగా వేడి చల్లన నున్నగా రేఖలుగా అనుభవముగా ఏర్పడినది అగుచున్నది. జీవుడు మనస్సుచే స్పర్శానుభవమునకు బద్ధుడగుచుండుటచే స్పర్శగ్రహముగా అగుచున్నది. స్పర్శానుభవముగా పొందబడేదంతా అతిగ్రహము అవుతోంది. మంత్ర 10:3.2.10 యాజ్ఞవల్క్యేతి హోవాచాయదిదం సర్వం మృత్యోరన్నం కా స్విత్సా దేవత యస్య మృత్యురన్నమిత్యగ్నిర్వై మృత్యుః సోపామన్నమప పునర్మృత్యుం జయతి. 10:10 ఆత్తభాగుడు యత్ ఇదం సర్వం మృత్యోః అన్నం కా స్విత్ సా దేవత యస్య మృత్యుః అన్నం ఇతి. ఆత్తభాగుడు ఓ యాజ్ఞవల్క్య మునీంద్ర, ఈ సమస్తము కూడా మృత్యువు అనబడదానికి భోజనముగా అన్నముగా అగుచున్నది కదా. మరి ఈ మృత్యువు దేనికి భోజనముగా ఆహారముగా అన్నముగా అగుచున్నదో అది ఏది? ఏ దేవతకు మృత్యువే అన్నముగా అగుచున్నదో ఆ దేవత ఎవరు? మంత్ర 11:3.2.11 యాజ్ఞవల్క్యేతి హోవాచ యత్రాయం పురుషో మ్రియత ఉదస్మాత్ ప్రాణ క్రామంత్యహో నేతి నేతి హోవాచ యాజ్ఞవల్క్యోత్రైవ సమవనియంతే స ఉచ్ఛవేత్యాధ్మాయతి ఆధ్మాతో ముతః సేతే. పదకొండు. యాజ్ఞవల్క్యుడు అగ్నేహ వై మృత్యః సో అపాం అన్నం అప పునః మృత్యుం జయతి. యాజ్ఞవల్క్యుడు అగ్నియే మృత్యువు. అట్టి అగ్ని ఉదకమునకు భోజనము అన్నము అగుచున్నది. ఇది గమనించి ఎవడు అగ్నిని మృత్యువుగాను అట్టి అగ్ని ఉదకమునకు ఆహారముగా అగుచున్నదని ఎవడు ఉపాసిస్తూ ఉంటాడో అట్టివాడు అపమృత్యువును జయిస్తాడు. మృత్యువుకు ఆవల తాను ఉండి ఇదంతా దర్శిస్తాడేగాని మృత్యువుకు విషయము కాడు. మంత్ర 12.3.2.12. యాజ్ఞవల్క్యేతి హోవాచ యత్రాయం పురుషో మ్రియతే కిమేనం న జహాతీతి. నామేత్యనంతం వై నామానంత విశ్వే దేవ అనంతమేవ సతేన లోకం జయతి. 12. 11. ఆర్తభాగుడు యత్ర అయం పురుషో మ్రియత ఉత్ అస్మాత్ ప్రాణాహ కామంత్య. యాజ్ఞవల్క్యుడు అహో 3 ఊ నేతి నేతి స్పాన్ నైతి నైతి. ఆర్తభాగుడు ఓ యాజ్ఞవల్క్య, ఈ పురుషుడు జీవుడు మరణించిన సమయమునందు ప్రాణములు ఈ జీవుడి నుండి విడచి ఎటుపోతున్నాయి. జీవుడు ఎటుపోవుచున్నాడు? ప్రాణములు జీవుని వెంట పోవుచున్నాయా? ప్రాణములు మరొకచోటికి పోవుచున్నాయా? ఇటువైపుకు? యాజ్ఞవల్క్యుడు లేదు, ఎటూ పోవటం లేదు. హో వాచ యాజ్ఞవల్క్యో అత్రైవ సమవనియంతే స ఉచ్ఛవయత్యాధ్మ యత్మాధ్మాతో ముతః సేతే. యాజ్ఞవల్క్యుడు ప్రాణములు ఎటూ పోవటము లేదు. అవి అక్కడే అప్పుడే జీవునియందు లేక పరబ్రహ్మమునందు లేక పురుషునియందు విలీనము అగుచున్నాయి. ఇక ఆపై ఈ జీవుడు గాఢనిద్ర పొందినవానివలె బాహ్య విషయరహితమగు స్తబ్దత పొందుచున్నాడు. బాహ్యవాయువుచే నింపబడి నిశ్చేష్టితుడు అగుచున్నాడు. బంధనాసే ముక్తిస్య న క్వచిత్ గమనమితి వాక్యార్థః. ముక్తి అనగా ఆత్మ ఎటూ వెళ్లదు, ఎటునుంచి రాదు అని గమనించగలగటమే. ఈ జీవుడు ఎక్కడికి వెళ్ళుటలేదు, ఎక్కడినుండి రావటములేదు. బంధము లేనివాడే అయి ఉండికూడా మరల మరల బంధములను కల్పించుకొనుచున్నాడు. ఎవ్వరి దృష్టిలో బంధములన్నీ మొదలంట్లా నశించుతాయో అట్టివాడు బంధములన్నీ నశించగా ముక్తుడై సర్వత్రా ఉన్నవాడే సర్వము తానే వెలుగొందుచున్నాడు. 12. ఆర్తభాగుడు యత్ర అయం పురుషో మ్రియతే కిం ఏనం న జహాతి ఇతి. ఆర్తభాగుడు స్వామి, యాజ్ఞవల్క్య, ఈ పురుషుడు మరణము పొందిన తరువాత ఏమి మిగులుచున్నది? మరణించిన తరువాత కూడా ఈతనిని ఏది వదలక వెంటనంటియే ఉంటోంది. యాజ్ఞవల్క్యుడు నామేతి అనంతం హవై నామ అనంత విశ్వే దేవ అనంతమేవ సతేన లోకం జయతి. యాజ్ఞవల్క్యుడు ధ్యాస, ఈ పురుషుడు అజ్ఞానిగా ఉన్నంతవరకు ఒక దేహము తరువాత మరొకటిగా స్వీకరిస్తూనే ఉంటాడు. మరణానంతరము పూర్వదేహముతో ఉండి ఉన్న సంస్కారములను కామనములను భావావేశములను నూతన దేహముతో కొనసాగిస్తున్నాడు. ఇక అజ్ఞాని విషయంలో ఆతని పట్ల నామమే శేషిస్తోంది. అట్టి నామము నిత్యత్వనంతత్వ లక్షణములు కలిగి ఉన్నది. ఈ పురుషుడు జ్ఞానముచే అనంత విశ్వదేవరూపుడై నామరూపాత్మకమైనదంతా అధిగమిస్తున్నాడు. లోకాలలో నేను అనునదంతా అధిగమించి లోకములన్నీ నాలో అనుసంస్థానము పొంది లోకములను జయించినవాడుగుచున్నాడు. మంత్ర 13.3.2.13. యాజ్ఞవల్క్యేతి హోవాచ యత్రాస్య పురుషస్య మూతస్యాగ్నిం వాగప్యేతి వాతం ప్రాణశ్చక్షురాదిత్యం మనశ్చంద్రం దిశః శ్రోత్రం పృథివీం శరీరమాకాశమాత్మోషధీర్లోమాని వనస్పతింకేస అప్సు లోహితం చ రేతశ్చ నిధీయతే క్వాయం తదా పురుషో భవతీత్యహర సౌమ్యహస్తం ఆత్తభాగేతి హోవాచావామేవేతస్య వేదిష్యావో నావేతత్సజన ఇతి. తౌ హోత్క్రమ్య మంత్రయాం చక్రాతే తౌ హయదుచతుః కర్మ హైవ తదుచతురథ హయత్ప్రశంసతుః కర్మ హైవ తత్ప్రశంసతుః పుణ్యో వై పుణ్యేన కర్మణా భవతి పాపః పాపేనేతి. తతో హజారత్కారవ ఆర్తభాగా అపరరామ 13 ఇతి ద్వితీయం బ్రాహ్మణం. 13 ఆర్తభాగుడు యత్ర అస్య పురుషస్య మృతస్య అగ్నిం వాగప్యేతి వాతం ప్రాణః చక్షుః ఆదిత్యం మనః చంద్రం దిశః శ్రోత్రం పృథివీం శరీరం ఆకాశం ఆత్మా ఔషధేః లోమాని వనస్పతీన్ కేశ అప్సు లోహితం చ రేతః చ రేతశ్చ నిధీయతే క్వ అయం తదా పురుషో భవతి ఇతి. ఆర్తభాగుడు, ఓ యాజ్ఞవల్క్య, మనము కొంతసేపు ఆత్మజ్ఞానము ఎరుగని పురుషుని గురించి మాట్లాడుకుందాం. అతడు మరణించిన తరువాత వాక్ ఇంద్రియము అగ్నిని పొందుచున్నది, ప్రాణములు వాయువులో లీనమగుచున్నాయి, అనంత వాయువులలో కలిసిపోతున్నాయి, నేత్రములు చూపు సూర్యునియందు ప్రవేశము పొందుచున్నాయి, మనస్సు చంద్రునిలో ప్రకాశిస్తోంది, శ్రోత్రములు వినికిడి దిక్కులందు లయమగుచున్నాయి, భౌతిక శరీరము భూమియందు కలిసిపోతోంది, జీవుడు జీవాత్మ రొల్ ఇన్ ద వరల్డ్ హృదయాకాశంలో విలీనమగుచున్నాడు, శరీరరోమములు ఔషధితత్వములోనికి నిష్క్రమిస్తున్నాయి, రేతస్సు రక్తము జలతత్వము నందులయిస్తోంది, ఇవన్నీ ఆయా మూలతత్వములేందు విలిమగుచున్నాయి కదా. మరి అప్పుడు కర్మలపట్ల అభిమానము గల ఈ పురుషుని మాట ఏమిటి? ఎక్కడ ఉంటున్నాడు? ఏ ఆశ్రయమును పొందుచున్నాడు? ఆ పురుషుడు మరల కార్యకారణ సంఘాతమగు దేహమును ఎట్లా మరలా స్వీకరిస్తున్నాడు? యాజ్ఞవల్కీయుడు, ఆహర సోమ్య హస్తం ఆర్తభాగావాం ఏవైతస్య వేదిష్యావో ననావేతత్ సజనైతి. యాజ్ఞవల్కీయుడు, ఓ సౌమ్య, నీ చేతులను నా చేతితో కలుపు. మనము ఆ విషయము అనేకమంది మధ్యలో చెప్పుకునే విషయము కాదు, ఏకాంతంగా మనమిద్దరమే ఉన్నచోట చెప్పుకొనిద్దము. మనమిద్దరమే ఆ విషయమును సంభాషించుకొనటము ఉచితము, పదిమందితో కూడి కాదు. తౌ హోత్క్రమ్య మంత్రయ్య అంచక్రాతే తౌ హయదు చతురహ. ఇట్లా పలికి యాజ్ఞవల్కీయుడు ఆర్తభాగుని ఒక ఏకాంత ప్రదేశమునకు తీసుకుని వెళ్లారు. అక్కడ ఆ ఇద్దరు విచారణ చేయసాగారు. అక్కడ ఏకాంతంగా వాళ్లు ఆ నిమంత్రించుకుని చెప్పుకున్నదేమిటి? యాజ్ఞవల్కీయుడు, కర్మ హైవ తదుచతు రథ యత్ ప్రశసం సతుహ, కర్మహైవ కర్మ హి ఏవ తత్ప్రశసం సతుహ. యాజ్ఞవల్కీయుడు, నీవు అడిగిన ప్రశ్న కర్మల పరిధిలోనిదేగాని ఆత్మకు సంబంధించి కాదు. అంతా ఆత్మయే అయి ఉండగా దేహము యొక్క రాకపోకలు విషయములే కావు. మట్టితో బొమ్మ తయారుచేసి ఆ తరువాత మట్టిని ముద్దగా చేస్తే అదంతా మట్టికేమి సంబంధము? సర్వదా మట్టి యథాతథము కదా. ఇక కర్మల విషయానికి వస్తేనో, కర్మలను అనుసరించి ఈ జీవునికి దేహాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఇక కర్మల గురించి సందర్భ పరిమితమాత్రంగా మనము ప్రశంసించుకునేదముగాక. అవన్నీ పరమసత్యమగు ఆత్మ సమక్షంలో అవిష్యత్వము సంతరించుకోగలవు. శంకర భాష్యము, పుణ్యో వై పుణ్యేన కర్మణా భవతి పాపః పాపేనైతి. కర్మలు ఎట్లా ఉంటే దేహముల రాకపోకలు ఆ తీరైనవిగా ఉంటాయి. పుణ్యకర్మల వలన లోకసంబంధమైన సుఖము, పాపకర్మల వలన లోకసంబంధమైన దుఃఖములకు సంబంధించిన సంగతి, సందర్భ సంఘటనలు వచ్చి పోతూ ఉంటాయి. కర్మలు కర్మఫలాలు మనస్సుకేగాని ఆత్మకు లేవు, ఉండజాలవు. ఆత్మకు అన్యము కానట్టి నీ యొక్క స్వయం కల్పిత వినోద విశేషమే ఇదంతా. తతో హజారత్కారవ ఆర్తభాగ ఉపరరామ. ఈ వాక్యములు విన్న జాగత్కారు గోత్రీయుడగు ఆర్తభాగుడు ఇక ఏమీ ప్రశ్నించక చిరునవ్వుతో మౌనము వహించిన వారయ్యారు. యాజ్ఞవల్కిని సమాధానముచే తృప్తి పొందారు. ఆ తరువాత యాజ్ఞవల్క్యుడు ఆర్తభాగుడు తిరిగి యథాప్రకారముగా జనక మహారాజు సభలో ప్రవేశించారు. ఆర్తభాగుడు గ్రహ అతిగ్రహముల గురించి, అజ్ఞానుల సుజ్ఞానుల జీవన్మరణ సంబంధమైన అవగాహన, అనుభూతుల గురించి శ్రీ యాజ్ఞవల్క్యుల వారు ప్రవచించిన సమాధానముతో తృప్తి పొందుచున్నాను అని పలికి శాంతించి సభలో మరల సుఖాసీనులైనారు. ఇది బృహదారణ్యకోపనిషత్ పంచమాధ్యాయే ఆత్తభాగ బ్రాహ్మణం నామ ద్వితీయం బ్రాహ్మణం 5-3 తృతీయం బ్రాహ్మణం యాజ్ఞవల్క్య భోజ్య సంవాదము అథ తృతీయం బ్రాహ్మణం. మంత్ర 1.3.1 అథ హైనం భుజ్యుర్లాహ్యాయని పప్రచ్ఛ. యాజ్ఞవల్క్యేతి హోవాచ మద్రేషు చరకాః పర్యవ్రజామ తే పతంచలస్య కాప్యస్య గృహానైమ తస్యాసి దుహితా గంధర్వగృహితా తమ పృచ్ఛామ కోసితి. సోబ్రవీత్ సుధన్వాంగరస ఇతి తమ్ యదా లోకానామంతాన పృచ్ఛామాథే తదథైనమ బ్రుమ క్వ పారీక్షితా అభవన్నితి. క్వ పారీక్షితా అభవన్ సత్వా పృచ్ఛామి యాజ్ఞవల్క్య. క్వ పారీక్షిత అభవన్నితి 1.1 అథ హైనం భుజ్యః లాహ్యయనేహ పప్రచ్ఛ. భుజ్యుడు మద్రేషు చరకాః పర్యవ్రజామ తే పతంజ చ లస్య కాప్యస్య గృహానైమ తస్య ఆసీత్ దుహిత గంధర్వ గృహీత తమ పృచ్ఛామ కో అసీతి. లాహ్యని కుమారుడగు భుజ్యువు మహాత్మ. యాజ్ఞవల్క్య, మరొక్క విషయం. మేము కొంతకాలం క్రితం వేదములను అధ్యయనం చేస్తూ మద్రదేశంలో తిరుగాడుతూ ఉండేవారము. ఒకరోజు కపిగోత్రజుడు అయినట్టి పతంజలుడు అనే వేద పండితుని ఇంటికి వెళ్లటము జరిగింది. ఆ పతంజలునికి ఒక కుమార్తె. ఆమె గంధర్వ గ్రహముచే గ్రహించబడి ఉండింది. అనగా ఎవ్వరో ఒక గంధర్వుడు ఆమెలో ప్రవేశించి ఉండేవారు. దయ్యము పట్టడము అనే లోక రీతి వంటిది. ఆ గంధర్వుని నీవు ఎవరివి అని మేము అడిగాము. సో అబ్రవీత్ సుధన్వ ఆజ్ఞీరస ఇతి. అప్పుడు ఆ కుమారిని ఆవేశించియున్న గంధర్వుడు, నేను ఆంగిరస గోత్రము నందు పుట్టినవాడను. నా పేరు సుధన్వుడు. తమ్యదా లోకానం అంతాన పృచ్ఛామ అథై నమ బ్రూమ క్వ పారీక్షితా అభవన్ ఇతి. క్వ పారీక్షితా అభవన్ సత్వా పృచ్ఛామి. యాజ్ఞవల్క్య, క్వ పారీక్షితా అభవన్ ఇతి. మేము, భుజ్యుడు మొదలైనవారు, ఓ సుధన్వ, 1 ఈ లోకముల యొక్క అంతమున ఆవల ఉన్నదేమిటి? 2 పారీక్షితులు అశ్వమేధయాగము మొదలైనవి చేసినవారు తమ పాపములన్నీ పోగొట్టుకున్నవారే చేరుస్థానము ఏమిటి? అప్పుడు పారీక్షితులు ఎక్కడ ఉంటారో ఏమో ఆయా వివరములు మాకు ఆ గంధర్వుడు చెప్పటం జరిగింది. తద్వారా మేము ఆ 2 ప్రశ్నలకు సమాధానము తెలుసుకున్నాము. మంత్ర 2.3.2 సహోవాచోవాచ వైసో గచ్చన్ వై తే తద్యత్రాశ్వమేధయాజినో గచ్చంతీతి క్వన్వస్వమేధయాజినో గచ్చంతీతి ద్వాత్రిగ్నిశతం వై దేవరథాహ్న్యాన్యం లోకస్థం సమంతం పృథివీ ద్విస్తావత్ పర్యేతి తాగ్ం సమంతం పృథివీ ద్విస్తావత్ సముద్ర పర్యేతి తద్యావతి క్షురస్య ధారా యావద్వా మక్షికాయాః పత్రం తావానంతరేణ కాశస్తాన్ ఇంద్రః సుపన్నో భూత్వా వాయవే ప్రాయచ్ఛత్ తాన్ వాయురాత్మని ధిత్వా తత్రాగమేద్యత్ర అశ్వమేధయాజినో భవన్నిత్యేవమివ వయస వాయుమేవ ప్రశశంస తస్మాద్వైరేవ వ్యష్టిర్వాయః సమష్టిరప పునర్మృత్యుం జయతి య ఏవం వేద తతో హ భుజిర్లాహ్యాయ నిరుపరరామ. 2 ఇతి తృతీయం బ్రాహ్మణం. 2 సహ ఉవాచ. ఉవాచ వై సో అగచ్చన్ వైతే తద్య అత్ర అశ్వమేధయాజినో గచ్చంతి ఇతి. భుజిడు క్వన్వ కృత అశ్వమేధయాజినో గచ్చంతి ఇతి. ఓ యాజ్ఞవల్క్య మహానుభావ, ఆ గంధర్వుని అడిగిన ప్రశ్నలనే మిమ్ములను కూడా అడుగుచున్నాము. 1 ఈ లోక పరిమాణము ఎట్టిది? దీనికి ఆవల ఏమున్నది? 2 అశ్వమేధ యాగము మొదలైన ఉత్తమోత్తమ కర్మలు నిర్వర్తించి సర్వపాపములను తొలగించుకున్న పారీక్షితులు చేరు స్థానము ఏది? యాజ్ఞవల్క్యుడు, ద్వాత్రింశతం 32 వై దేవరథాహ్న అన్యయం లోకస్థం సమంతం సమస్తం పృథివీ ద్విస్తావత్ పర్యేతి తాగ్ం సమస్తం పృథివీం ద్విస్తావత్ సముద్రః పర్యేతి తత్యావతి క్షురస్య ధారా యావత్వా మక్షికాయాః పత్రం తావత్ అనంతరేణ ఆకాశ తాని. యాజ్ఞవల్క్యుడు, ఈ లోకము 32 దేవరథ ఆహ్న్యముల విస్తారము కలిగి ఉన్నది. దేవరధాన్యము సూర్యుని రథము ఒకరోజు ఎంత దూరము ప్రయాణించునో అంత విస్తీర్ణము అట్టి ఈ భూ లోకము చుట్టూ లోకాలొక పర్వతములు. అట్టి ఈ బ్రహ్మాండమే విరాట్ పురుషుని శరీరము. ఈ భూమికి చుట్టువైపులంతా భూమికి రెండు రెట్లు అధికమగు సముద్రము విస్తరించి ఉన్నది. పదునైన కత్తి యొక్క చిట్ట చివరి కొనవలే ఈగ రెక్క వలె ఆకాశము అంతటా అంతరమున ఆకాశమే వ్యాపించి ఉన్నది. ఈ బ్రహ్మాండము రెండు చిప్పల మధ్యవలె ఆకాశమునందు ఉన్నది. తాని ఇంద్రః సుపన్నో భూత్వా వాయవే ప్రాయచ్ఛత్తాన్ వాయః ఆత్మని ధిత్వా తత్ర ఆగమయద్య అత్ర ఆస్వమేధయాజినో అభవన్. ఇతి ఏవం ఇవ ఇత్యేవమివ అశ్వమేధయాగమునందు తదితర ఉత్తమోత్తమ కర్మలయందు ఉపాసించబడిన విరాట్ పురుషుడు రెండు రెక్కల పక్షివలే అయి ఆ పారీక్షితులను వాయువుకు అప్పజెప్పుచున్నారు. బ్రహ్మాండమునకు ఆవల సామాన్య జీవులకు ప్రవేశ ప్రదేశములేదు. ఎక్కడైతే ఇతహపూర్వపు అశ్వమేధ యాగకర్తలు తదితర పుణ్యకర్మలు నివసిస్తున్నారో అట్టి ఆకాశాంతర్గత ప్రదేశమును యజ్ఞకర్త చేర్చున్నాడు. వైసవాయుమేవ ప్రశసదు. ఈ విధంగా ఆ గంధర్వుడు వాయుతత్వమునే పొగిడి వాయువే అంతరిక్షములో యాజ్ఞకర్తల స్థానము చేర్చుచున్నది అని స్తుతిస్తూ మీకు చెప్పి ఉండాలి. స తస్మాత్ వాయుః ఏవ వ్యష్ట్యః వాయుః సమష్ట్యః అప పునః మృత్యుం జయతి య ఏవం వేద. వాయువే వ్యష్టి సమష్టి రూపము కూడా. ఈ జీవులంతా ప్రాణతత్వము నందు ప్రాణవాయు తరంగాల వంటివారు. వాయువు యొక్క వ్యష్టి సమష్టితత్వము గ్రహించినవాడు మృత్యువును జయిస్తున్నాడు. ఇదంతా వాయుస్వరూపమే. తతో హభుజ్యః లాహ్యాయనేహ ఉపరరామ. ఈ విధంగా యాజ్ఞవల్క్యుడు సమాధానం చెప్పగా విని లాహ్యుని కుమారుడగు భుజ్యుడు తృప్తి పొంది మౌనము వహించారు. ఇతి బృహదారణ్యకోపనిషత్ పంచమాధ్యాయే తృతీయ బ్రాహ్మణం. యాజ్ఞవల్క్య భుజ్యు సంవాదం 5-4 చతుర్థ బ్రాహ్మణం. యాజ్ఞవల్క్య ఉషస్థ సంవాదము. మంత్ర 1.3.4.1 అథ హైనముషస్తశ్చాక్రాయణ పప్రచ్ఛ. యాజ్ఞవల్క్యతి హోవాచ యత్సాక్షాదపరోక్షాద్బ్రహ్మ య ఆత్మా సర్వాంతరస్థం మే వ్యాచశ్వేత్యేషత ఆత్మా సర్వాంతరః కతమో యాజ్ఞవల్క్య సర్వాంతరో యః ప్రాణేన ప్రాణితి స తాత్మా సర్వాంతరో యోపానేనాపానితి స తాత్మా సర్వాంతరో యో వ్యానేన వ్యానితి స తాత్మా సర్వాంతరో య ఉదానేనోదానితి స తాత్మా సర్వాంతర ఏష తాత్మా సర్వాంతరః 1.1 అథాహి ఏనం ఉషస్థః చాక్రాయణః పప్రచ్ఛ ఉషస్థ యత్ సాక్షాత్ అపరోక్షాత్ బ్రహ్మ య ఆత్మా సర్వాంతరస్థమేవ ఆచక్ష్వేతి ఏష తాత్మా సర్వాంతరః కతమో. చక్రుని కుమారుడగు ఉషస్థముని పరబ్రహ్మము అనునది ద్రష్టకు అత్యంత సమీపము. ద్రష్టకు ఎదురుగా ఉన్నదంతా కూడా పరబ్రహ్మమే. అట్టి పరబ్రహ్మము సమస్తమునకు అంతరమున ఆత్మస్వరూపమైయున్నది కూడా. అది సాక్షాత్గాను అపరోక్షముగాను కూడా అయి ఉన్నదని చెప్పబడుచున్నది కదా. 1 సాక్షాత్ బ్రహ్మము అనగా ఏమీ, 2 అపరోక్ష బ్రహ్మము అనగా ఏమీ, 3 ఆత్మసర్వమునకు అంతఃస్వరూపము అంటే ఏమిటి, 4 అట్టి ఆత్మద్రష్టయందే ద్రష్టకు అత్యంత సామీప్యమై ఉండి కూడా సర్వమునకు అంతర్యామి కూడా అయి ఉన్నతీరేమిటి, ఇట్లా ఏ రూపంగా ఉన్నది, ఈ విషయములు విశదీకరించి సుస్పష్టపరచండి. యాజ్ఞవల్క్య సర్వాంతరో అయః ప్రాణేన ప్రాణితి సత ఆత్మా సర్వాంతరో యో అపానేన అపానితి సతాత్మా సర్వాంతరో యో వ్యానేన వ్యానితి సతాత్మా సర్వాంతరో య ఉదానే న ఉదాన ఇతి సతాత్మా సర్వాంతర ఏషత ఆత్మా సర్వాంతరః. యాజ్ఞవల్క్యుడు మిత్రమ ఉషస్థముని, దేహ ఇంద్రియ సంఘాతమునకు సాక్షిగా చెన్నందుచున్నని ఆత్మయే సమస్తమునకు అంతర్యామిగా ఆధారమై ఉన్నది. ఉషస్థముని, సమస్తమునకు అంతర్యామిగా ఉన్న నా ఆత్మ ఎక్కడ, ఎందులో, ఏ రూపమున ఉన్నది? యాజ్ఞవల్క్యుడు ఆత్మస్వరూపుడవగు ఓ ఉషస్థముని, దేనిచేతైతే నీ ముఖము ముక్కులేందు సంచారముగల ప్రాణవాయువు కదలించబడుచున్నదో, దేహములో ప్రాణవాయు వ్యాపారత్వము పొందుచున్నదో, అది ఏ విజ్ఞానమయమగు ఆత్మ. దేనిచే వాయువు అపానత్వము పొంది అపానవాయువుగా సంచరిస్తోందో, దేనిచే ప్రాణము వ్యాపకత్వమును నిర్వర్తించుచు శరీరమంతా చరింపజేస్తోందో, అది ఏ సర్వాంతర్యామి అగు ఆత్మ. ఏది తన ఉదానత్వముచే వాయువును ఉదానవాయువుగా ఆయా విధులను నిర్వర్తింపజేస్తోందో, అది ఏ సర్వాంతర్యామియగు ఆత్మ. కదిలే పంచప్రాణములను కదల్చుచున్న చైతన్యమే ఆత్మ. కారణ కార్యము సర్వము అయినది ఆత్మ, అది ఏ సర్వాంతరము కూడా. మంత్ర 2.3.4.2 సహోవాచోషస్తశ్చాక్రాయణ యథా విబ్రూయాదసౌ గౌరసావస్వ ఇత్యేవమేవై తద్వ్యపదిష్టం భవతి. యదేవ సాక్షాదపరోక్షాద్ బ్రహ్మ య ఆత్మా సర్వాంతరః తం మే వ్యాచక్ష్వేతి. ఏషత ఆత్మా సర్వాంతరః కతమో యాజ్ఞవల్క్య సర్వాంతరో. న దృష్టేర్ద్రష్టారం పశ్యేర్న శ్రుతేః శ్రోతారం శృణుయ. న మతేర్మంతారం మన్విధ. న విజ్ఞాతేర్విజ్ఞాతారం విజానీయ. ఏషత ఆత్మా సర్వాంతరోతో నిదార్థం తతో హోషస్తశ్చాక్రాయణ ఉపరరామ 2 ఇతి చతుర్థం బ్రాహ్మణం. 2 సహ ఉవాచ ఉషస్త చాక్రాయణో. ఉషస్త యథా విబ్రూయాత్ అసౌ గౌరసావస్వ ఇతి ఏవం ఏవై తత్ వ్యపదిష్టం భవతి. య దేవ సాక్షాత్ అపరోక్షాత్ బ్రహ్మ. అపరోక్షాత్ బ్రహ్మ య ఆత్మ సర్వాంతరస్తం మే వ్యాచక్ష్వ ఇతి. ఏషత సర్వాంతరః కతమో. చక్రాయణని కుమారుడగు ఉషస్తుడు, ఓ యాజ్ఞవల్క్య, ఇదిగో ఇది ఆవు, అదిగో అది గుగ్గము, పని జనులు అనురీతిగా నీవు ఆత్మ సర్వాంతర్యామి అని ఆత్మగురించి చెప్పుచున్నావు. ఈ మాత్రము చెప్పినంత మాత్రంచేత చాలదు. సర్వసాక్షి ప్రతి ఒక్కరికి అపరోక్షము సర్వస్వరూపము అగు ఆత్మగురించి మరికొంత విపులము వివరముగా చెప్పండి. మేమంతా శ్రవణ మననములు నిర్వర్తిస్తాము. యాజ్ఞవల్క్య సర్వాంతరః న దృష్టేహ ద్రష్టారం పశ్యేహ. యాజ్ఞవల్క్యుడు, నీవు ఆత్మస్వరూపుడవు. నీ ఆత్మయే సర్వమునకు అంతరాత్మ. సర్వాంతర్యామియే నీ ఆత్మ యొక్క స్వరూపము. కళ్లకు కనిపించేవన్నీ నీవు చూడగలుగుచున్నావు కదా. కళ్లతో చూచేవాడిని నీ కళ్ళు చూడగలవా? లేదు కదా. ఆత్మ చూచేవాడుగా ఉన్నది. మరి నీకు ఎట్లా ఒక వస్తువు వలె చూపాలి చెప్పు. కనుక ఆత్మ దృశ్యములో ఏ వస్తువు కాదు, ద్రష్టకు ఆవలివాడు. ద్రష్టకంటే వేరు కాదు, దృశ్యము కాకపోనూ లేదు. అందుచేత నీ ఆత్మం పరోక్షము సర్వాంతర్యామి కూడా. న శ్రుతేహ శ్రోతారం శృణుయత్, న మతేహ మంతారం మన్విధ. అనేక శబ్దములను నీ చెవులు వినగలవు కదా. అయితే ఆ చెవులను ఎవరు ఉపయోగించి వినిచూ ఉన్నారో అతనిని చెవులు వినగలవా? లేదు. నీవు అనేక విషయాల మనస్సుతో ఆలోచిస్తున్నావు కదా. అట్టి మనస్సు ఆలోచన చేయువానిని ఒక విషయము వలె ఆలోచించుచున్నదా? లేదు. న విజ్ఞాతేహ విజ్ఞాతారం విజానీయాహ. అనేక విషయాలు విజ్ఞాతవై తెలుసుకుంటున్నారు కదా. ఆ తెలుసుకునే తెలివి తెలుసుకొనుచున్న వాణిని తెలుసుకొనుచున్నదా? లేదు. తెలివితో తెలివి తనను తాను తెలుసుకోలేదు. ఏషత ఆత్మా సర్వాంతరో అతో అన్యదాత్తం. ఏది కళ్ళు ఉపయోగించి చూచుచున్నదో, చెవులు ఉపయోగించి వినుచున్నదో, మనస్సును ఉపయోగించి ఇష్టాయిష్టములు పొందుచున్నదో, ఏది తెలియబడేవన్నీ తెలుసుకొనుచున్నదో, అది ఏ ఆత్మ. అట్టి నీ యొక్క ఆత్మ కేవలము వ్యష్టి శరీరములో మాత్రమే లేదు. నీవు అనుభవముగా పొందబడుచున్న దానికంతటికీ అంతరముగా అంతర్యామిగా కూడా ఉన్నది. ఒక రచయిత నవలలోని వ్రాతలన్నీ నిండి ఉన్నట్లుగా సర్వమునందు ఉన్న నీ ఆత్మస్వరూపమే ఆ పరమాత్మ. అది నీ యొక్క సహజ రూపము. తదితరమైనదంతా కూడా సందర్భమాత్రము, కేవలము కల్పితము కూడా. దేహమునందు ద్రష్టకు పరిమితమైన నీ ఆత్మస్వరూపమే జీవాత్మదిది సందర్భమాత్రము. సమస్తము నేనైనా నేనే సహజము, ఆత్మయే బ్రహ్మము. నీవు నేను బ్రహ్మమే అయి ఉన్నాము. తతో హౌషస్థః చాక్రాయణ ఉపరరమ. ఇది విని చక్రాయణని కుమారుడగు ఉషస్థుడు ఆత్మసమాచారము విషయమై విన్నదానికి సంతోషించినవాడే మౌనము వహించారు. ఇతి బృహదారణికోపనిషత్ పంచమాధ్యాయే యాజ్ఞవల్క్యశస్త సంవాద నామ చతుర్థం బ్రాహ్మణం. 5.5 పంచమం బ్రాహ్మణం యాజ్ఞవల్క్య కహోల సంవాదము మంత్ర 1.3.V.1 అథహైనం కహోలః కోషితకేహ పప్రచ్ఛ పప్రచ్ఛ యాజ్ఞవల్క్యేతి హోవాచ యదేవ సాక్షాద్పరోక్షాద్ బ్రహ్మ య ఆత్మా సర్వాంతరస్థం మే వ్యాచశ్వేత్యేష త ఆత్మా సర్వాంతరః కతమో యాజ్ఞవల్క్య సర్వాంతరో యోసనాయ పిపాసే శోకం మోహం జరా ముత్యుమత్యేత్యేతం వై తమాత్మానం విదిత్వా బ్రాహ్మణాః పుత్రేషణాయశ్చ విత్తేషణాయశ్చ లోకేషణాయశ్చ వ్యుత్థాయథ భిక్షాచర్యం చరంతి. యా హేవ పుత్రేషణా సా విత్తేషణ యా విత్తేషణా సా లోకేషణోభే హేతే ఏషనే ఏవ భవతస్తస్మాద్ బ్రాహ్మణ పాండిత్యం నిర్విద్య బాల్యన తిష్ఠాసేత్. బాల్యం చ పాండిత్యం చ నిర్విద్యథ మునిర్మౌనం చ మౌనం చ నిర్విద్యథ బ్రాహ్మణః స బ్రాహ్మణః కేన స్యాద్ యేన స్యాత్ తేనే దృశ ఏవాతోన్యదార్థం య ఏవం వేద ఏవాతోన్యదార్థం తతో హ కహోలః కోషితకేయ ఉపరరామ. 1 ఇతి పంచమం బ్రాహ్మణం. 1 అథ హైనం కహోళః కోషితకేయః పప్రచ్ఛ కహోళుడు యత్ ఏవ సాక్షాత్ అపరోక్షాత్ బ్రహ్మ య ఆత్మా సర్వాంతరస్థం మే వ్యాచక్ష్యేతి ఏషత ఆత్మా సర్వాంతరః కతమో యాజ్ఞవల్క్య కుషితకముని కుమారుడగు కహోళుడు కౌషితకేయుడు ఓ యాజ్ఞవల్క్య మహాన్ ఈ రెండు విషయాలు నాకు విడమర్చి సుస్పష్టము చేయండి. 1 సన్నిహితము ప్రత్యక్షముగా ఉన్నట్టి సాక్షాత్ పరబ్రహ్మము యొక్క రూపము తత్వమేమిటి? 2 సర్వమునకు అంతరము ప్రత్యేగాత్మము అగు ఆత్మ లేక పరబ్రహ్మము యొక్క తత్వము ఏమిటి? ఈ రెండిటి యొక్క విశేషములు వివరించండి. ఈ రెండిటి భేద ఏకత్వములు ఏమిటి? సర్వాంతర్గతమగు ఆత్మ ఎటువంటిది? అద్దానిని ఎరుగుట వలన ప్రయోజనం ఏమిటి? యాజ్ఞవల్క్యుడు సర్వాంతరో యో అసనాయ పిపాసే శోకం మోహం జరాం మృత్యుం అత్యేతి ఏతం వై తమ్ ఆత్మానం విదిత్వా బ్రాహ్మణాః పుత్రేషణాయశ్చ విత్తేషణాయశ్చ లోకేషణాయశ్చ విత్థాయ. యాజ్ఞవల్క్యుడు ఓ ప్రియకహోడుడా, నీ ఆత్మయొక్క సహజరూపమే సర్వాంతర్యామిత్వము కలిగినదే ఉన్నది. కహోళుడు సర్వాంతరము అగు నా ఆత్మయొక్క స్వరూప లక్షణములు ఏమేమి? యాజ్ఞవల్క్యుడు అద్దానికన్నా ముందుగా సంసారసాగరము అనగా ఏమో వినండి. ప్రాణము ఆకలి దాహము క్షుతపిపాస కలిగి ఉంటోంది. మనస్సు శోక మోహములు ప్రదర్శిస్తోంది. శరీరము జర మరణములు కలిగి ఉంటోంది. ఈ విధంగా ప్రాణమనోశరీరములను అధికరణముగా గల క్షుత్ పిపాసలు శోకమోహములు జరామరణములు ఇవన్నీ కూడా ప్రాణుల పట్ల రాత్రింబవళ్లుగా సముద్ర తరంగములవలె కొనసాగుచున్నాయి. ఇదియే సంసారసాగరము. అయితే అవన్నీ కూడా ఆత్మస్వరూపమును స్పృశించటం లేదు. తరంగములు జలమును ఏమీ చేయగలవు? జలమును బంధిస్తున్నాయా? అటువంటిదేమీ లేదు కదా. ప్రాణాక్షుత పిపాసము నవాటిచే ఏ ఆత్మదోషము పొందటము లేదో అదే అపరోక్షాత్మ. అట్టి ఆత్మ యొక్క నిత్య నిర్మలత్వము అప్రమేయత్వము శుద్ధ బుద్ధత్వము ఎరిగినప్పుడు ఈ జీవుడు అట్టి బ్రహ్మజ్ఞానముచే పుత్రేషణ విత్తేషణ లోకేషణ అనబడు ఈషణత్రయము నుండి విముక్తడగుచున్నాడు. అథ భిక్షాచర్యం చరంతి. యా హి ఏవ పుత్రేషణ సా విత్తేషణ యా విత్తేషణ సా లోకేషణ ఉభేహేతే ఏషనే ఏవ భవతః. ఈ విధంగా బ్రహ్మజ్ఞానము ఆత్మజ్ఞానము సంపాదించుకున్నవారే కర్మలను కర్మసాధనములను విడిచి కొందరు సన్యసించుచున్నారు, భిక్షాటనను ఆశ్రయిస్తున్నారు. ఈశనత్రదే రహితులై భీ అజ్ఞానాంధకారమును క్షయింపజేసుకొని భిక్షకుడు అను యోగిక్త స్థానమును సిద్ధింపజేసుకొనుచున్నారు. తస్మాత్ బ్రాహ్మణః పాండిత్యం నిర్విద్య బాల్యేన తిష్ఠాసేత్. అందుచే బ్రహ్మము గురించిన పాండిత్యము కొరకై బాల్యము నుండి బ్రహ్మోపాసన చేయాలి. అవిద్యను జయించే ప్రయత్నం చేయాలి. బాల్యం చ పాండిత్యం చ నిర్విద్య అథ మునేహ. ప్రయత్నశీలురాచార్యులను సేవించి ఆత్మజ్ఞానమును సముపార్జించి బ్రహ్మవేత్త అయి సర్వసందేహములను నిశ్శేషము చేసుకొనుచున్నారు. సమస్తమైన లౌకిక విషయముల పట్ల దృష్టిని తిరస్కరించి వేయుచున్నారు. అనాత్మజ్ఞాన దృష్టులను త్యజించుచు ఆత్మను విశేషముగా తెలుసుకున్నవాడు లోక విషయముల పట్ల మోని మౌనము వహించినవాడు అగుచున్నాడు. అమౌనం చ మౌనం చ నిర్విద్య అథ బ్రహ్మణః స బ్రాహ్మణః. మౌనముచే ముని అని పిలువబడుచున్నాడు. అమౌని సంసారబద్ధుడగుచున్నాడు. సమస్తము పరబ్రహ్మస్వరూపమే అనుజ్ఞానముచేత మౌనము సిద్ధించుకుంటూ బ్రాహ్మణుడు అగుచున్నాడు. కేనస్యాత్ ఏనస్యాత్ తేనే దృశ ఏవాతో అన్యదాత్తం. అట్టి బ్రాహ్మణుని పట్ల పుత్రవిత్తలోక ఈశనత్రయము తనకు తానే నశించినదిగా అగుచున్నది. ఏ విధంగా స్వప్నములో వస్తుజాలము మాయలో కల్పనా సహితమైనది ఎండమావులలో నీరు పరిశీలనచే వాస్తవానికి లేవు అనునదే సిద్ధిస్తోందో ఈశనత్రయము కూడా అట్లే ఎరుకచే నాశనము పొందుచున్నది. శేషించిన వస్తువే సన్నిహితము ప్రత్యక్షము అగు ఆత్మ. అదియే ప్రత్యక్షము పరోక్షము కూడా కానట్టి అపరోక్షము కూడా. అఖండాత్మకు ఆ తేడాయే లేకుండా పోతోంది. తతోహ కహోళః కోషితకేయ ఉపరరామ. ఇది విని కహోళముని సంతోషము పొంది మౌనము వహించారు. ఇతి బృహదారణికోపనిషత్ పంచమాధ్యాయే కహోళ బ్రాహ్మణం నామ పంచమం బ్రాహ్మణం. 5-6 షష్ఠమ బ్రాహ్మణం యాజ్ఞవల్క్య గార్గీదేవి సంవాదము అథ షష్ఠం బ్రాహ్మణం. మంత్ర 1-3.6.1 అథ హైనం గార్గీ వాచక్నవీ పప్రచ్ఛ యాజ్ఞవల్క్యతి హోవాచ యదిదం సర్వమప్స్వోతం చ ప్రోతం చ కస్మిన్ను ఖల్వాప ఓతాశ్చ ప్రోతాశ్చేతి. వాయో గార్గీతి కస్మిన్ను ఖలు వాయురోతశ్చ ప్రోతశ్చేత్యంతరిక్షలోకేషు గార్గీతి కస్మిన్ను ఖ్వంతరిక్షలోక ఓతాశ్చ ప్రోతాశ్చేతి. గంధర్వలోకేషు గార్గీతి కస్మిన్ను గంధర్వలోక ఓతాశ్చ ప్రోతాశ్చేత్యాదిత్యలోకేషు గార్గీతి కస్మిన్ను ఖల్వాదిత్యలోక ఓతాశ్చ ప్రోతాశ్చేతి. చంద్రలోకేషు గార్గీతి కస్మిన్ను ఖలు చంద్రలోక ఓతాశ్చ ప్రోతాశ్చేతి. నక్షత్రలోకేషు గార్గీతి కస్మిన్ను ఖలు నక్షత్రలోక ఓతాశ్చ ప్రోతాశ్చేతి. దేవలోకేషు గార్గీతి కస్మిన్ను ఖలు దేవలోక ఓతాశ్చ ప్రోతాశ్చేతి. ఇంద్రలోకేషు గార్గీతి కస్మిన్ను ఖల్వింద్రలోక ఓతాశ్చ ప్రోతాశ్చేతి. ప్రజాపతిలోకేషు గార్గీతి కస్మిన్ను ఖలు ప్రజాపతిలోక ఓతాశ్చ ప్రోతాశ్చేతి. బ్రహ్మలోకేషు గార్గీతి కస్మిన్ను ఖలు బ్రహ్మలోక ఓతాశ్చ ప్రోతాశ్చేతి. సహోవాచ గార్గీ మాతి ప్రాక్షిర్మాతే మూర్ధా వ్యపక్తదనతి ప్రశ్న్యం వై దేవతామతి పృచ్ఛసి. గార్గీ మాతి ప్రాక్షిరితి తతో హ గార్గీ వాచక్నవ్యుపరరామ 1 ఇతి షష్ఠం బ్రాహ్మణం. 1 అథ హైనం గార్గీ వాచక్నవీ పప్రచ్ఛ యాజ్ఞవల్క్యైతి హోవాచ గార్గీ యదిదం సర్వం అప్సు ఓతం చ ప్రోతం చ కస్మిన్ను ఖలు ఆప ఓతాశ్చ ప్రోతాశ్చ ఇతి. శ్రీ వచగ్ని పుత్రిక వాచగ్ని అను గార్గీ అద్భుతమైన విద్యావంతురాలు. ఆమె లేచి నిలుచుని ఇట్లా ప్రశ్నించసాగారు. గార్గీ అయ్యా, యాజ్ఞవల్కిలవారు, ఈ సమస్త వస్తుజాతము అంతా కూడా జలమునందు ఓతప్రోతము అయి ఉన్నది కదా. అటువంటి ఉదకమునకు ఆధారము ఏదై ఉన్నది? దయచేసి వివరించి చెప్పండి. ఓతప్రోతము వస్త్రములో దారము నిలువుగాను అడ్డముగాను అమర్చబడగా వస్త్రము అనునది దూది. దారము తప్ప మరింకేమీ కానట్టి తీరుగా. యాజ్ఞవల్కీయుడు వాయవ్ గార్గీ ఇతి. యాజ్ఞవల్కీయుడు అమ్మ గార్గీ, జలము వాయువునందంతటా ఓతప్రోతమయ్యున్నది, అగ్నిని ఎందుకు అనలేదు? అగ్నికి భూ జలములతో సంబంధములేని స్థితియే లేదు కాబట్టి శంకరభాష్యము వాయువునందు జలము అగ్ని కూడా ఓతప్రోతమయ్యున్నది. గార్గీ కస్మిన్ను ఖలు వాయః ఓతశ్చ ప్రోతశ్చ ఇతి. గార్గీ స్వామి, యాజ్ఞవల్క్య, అట్టి వాయువు దేనియందు ఓతప్రోతమైనయ్యున్నది? యాజ్ఞవల్క్యుడు అంతరిక్ష లోకేషు గార్గి ఇతి గార్గీ కస్మిన్ను ఖలు అంతరిక్ష లోకా ఓతాశ్చ ప్రోతాశ్చ ఇతి యాజ్ఞవల్క్యుడు గంధర్వలోకేషు గార్గి ఇతి గార్గీ కస్మిన్ను ఖలు గంధర్వలోక ఓతాశ్చ ప్రోతాశ్చ ఇతి యాజ్ఞవల్క్యుడు ఆదిత్యలోకేషు గార్గి ఇతి గార్గీ కస్మిన్ను ఖలు ఆదిత్యలోక ఓతాశ్చ ప్రోతాశ్చ ఇతి యాజ్ఞవల్క్యుడు చంద్రలోకేషు గార్గి ఇతి గార్గీ కస్మిన్ను ఖలు చంద్రలోక ఓతాశ్చ ప్రోతాశ్చ ఇతి యాజ్ఞవల్క్యుడు నక్షత్రలోకేషు గార్గి ఇతి యాజ్ఞవల్క్యుడు యువాయువు అంతరిక్షమునందు ఓతప్రోతమయ్యున్నది. మరి అంతరిక్షమో గంధర్వలోకమునందు ఓతప్రోతము. గంధర్వలోకము ఆదిత్యలోకమునకు ఓతప్రోతము. ఓతప్రోతము మట్టితో తయారైన బొమ్మ లోపల బయట మట్టియే అయి ఉన్నట్లుగా కూడా ఆదిత్యలోకము చంద్రలోకమునందు ఓతప్రోతము. గార్గీ చంద్రలోకము దేనియందు ఓతప్రోతము? యాజ్ఞవల్క్యుడు చంద్రలోకము నక్షత్రలోకమునందు ఓతప్రోతము. గార్గీ కస్మిన్ను ఖలు నక్షత్రలోక ఓతాశ్చ ప్రోతాశ్చ ఇతి యాజ్ఞవల్క్యుడు దేవలోకేషు గార్గి ఇతి గార్గీ కస్మిన్ను ఖలు దేవలోక ఓతాశ్చ ప్రోతాశ్చ ఇతి యాజ్ఞవల్క్యుడు తీంద్రలోకేషు గార్గి ఇతి ఓ గార్గి, నక్షత్రలోకము దేవలోకమునందు, దేవలోకము ఇంద్రలోకమునందు, ఇంద్రలోకము ప్రజాపతి లోకమునందు, ప్రజాపతిలోకము బ్రహ్మలోకమునందు ఓతప్రోతము. గార్గీ కస్మిన్ను ఖలు ఇంద్రలోక ఓతాశ్చ ప్రోతాశ్చ ఇతి యాజ్ఞవల్క్యుడు ప్రజాపతి లోకేషు గార్గి ఇతి గార్గీ కస్మిన్ను ఖలు ప్రజాపతిలోక ఓతాశ్చ ప్రోతాశ్చ ఇతి గార్గీ కస్మిన్ను ఖలు బ్రహ్మలోక ఓతాశ్చ ప్రోతాశ్చ ఇతి యాజ్ఞవల్క్యుడు సహ ఉవాచ గార్గి మాతి ప్రాక్షియః మాతే మూర్ధ వ్యపప్తదనతి ప్రశ్న్యాం వై దేవతాం అతిపృచ్ఛసి. గార్గి మాతి ప్రాక్షియః ఇతి గార్గి మరి బ్రహ్మలోకము ఇద్దానియందు ఓతప్రోతము? యాజ్ఞవల్క్యుడు బ్రహ్మలోకము ఎందులో ఓతప్రోతము అననది మాత్రం నన్ను అడగవద్దు. ఇంతవరకు అడిగినది మాత్రము బాగుగానే ఉన్నది. అంతటితో చాలుకూడా. ఎందుకంటే అంతటికీ అతీతమై అంతా తానే అయి బ్రహ్మము సర్వే సర్వత్రా వెలుగొందుచున్నది. బ్రహ్మమునకు వేరుగా అటూ ఇటూ మరేమీ లేదు. సర్వం ఖిల్విదం బ్రహ్మ, సర్వము సర్వదా బ్రహ్మమే. ఇక బ్రహ్మముతో మరొకటిగాని మరొకటి బ్రహ్మముతోగాని ఓతప్రోతమయ్యే ప్రసక్తియే కాదు. తతో హ గార్గీ వాచక్నః ఉపరరామ. ఇది విన్న తరువాత వచక్నుని పుత్రిక వాచక్ని అనబడు గార్గీ. యాజ్ఞవల్క్యుడు ఇచ్చిన సమాధానమునకు తృప్తి పొందినవారే మౌనము వహించారు. ఇది బృహదారణికోపనిషత్ పంచమాధ్యాయే. గార్గీ బ్రాహ్మణో నామ షష్ఠం బ్రాహ్మణః 5.7.7 బ్రాహ్మణం. యాజ్ఞవల్క్య ఆరుని ఉద్దాలక సంవాదము అథ సప్తమం బ్రాహ్మణం. మంత్ర 1.3.7.1 అథ హైనముద్దాలక ఆరుణేహ పప్రచ్ఛ యాజ్ఞవల్కేతి హోవాచ మద్రేష్వవసామ పతంచలస్య కాప్యస్య గృహేషు యజ్ఞమధియానస్తస్యాసి భార్యా గంధర్వగృహీత తమపృచ్ఛామ కోసితి సోబ్రవీత్ కబంధ ఆథర్వణ ఇతి సోబ్రవీత్ పతంచలం కాప్యం యాజ్ఞికాంశ్చ వేత్తను త్వం కాప్య తత్సూత్రం ఏనాయం చ లోకః పరశ్చ లోకః సర్వాణి చ భూతాని సందృబ్ధాని భవంతీతి సోబ్రవీత్ పతంచల కాప్యో నాహం తద్భగవన్ వేదేతి సోబ్రవీత్ పతంచలం కాప్యం యాజ్ఞికాశ్చ వేత్తను త్వం కాప్య తమంతర్యామిణం య ఇమం చ లోకం పరం చ లోకం సర్వాణి చ భూతాని యోంతరో యమేతీతి సోబ్రవీత్ పతంచలః కాప్యో నాహం తం భగవన్ వేదేతి సోబ్రవీత్ పతంచలం కాప్యం యాజ్ఞికాంశ్చయో వై తత్ కాప్యసూత్రం విద్యాత్తం చాంతర్యామిణమితి స బ్రహ్మవిత్ స లోకవిత్ స దేవవిత్ స వేదవిత్ స భూతవిత్ స ఆత్మవిత్ స సర్వవిదితి తేభ్యోబ్రవీత్ తదహం వేద తచ్చేత్వం యాజ్ఞవల్క్య సూత్రమవిద్వాంతం చాంతర్యామిణం బ్రహ్మగవిరుదజసే మూర్ధాతే విపతిష్యతీతి వేదవా అహం గౌతమ తత్సూత్రం తం చాంతర్యామిణమితి యో వా ఇదం కశ్చిద్ బ్రూయాత్ వేద వేదేతి యథా వేత్త తథా బ్రూహీతి ఒకటి ఒకటి అథహైనం హియేనం ఉద్దారక ఆరుణ్యః పప్రచ్ఛ ఉద్దాలకుడు మద్రేషు అవసామ పతంజలస్య కాప్యస్య గృహేషు కింతా యజ్ఞం అధియానాః అరుణి కుమారుడు అగు ఆరుణి అయినట్టి ఉద్దాలకుడు ఇట్లా అడిగారు. ఓ యాజ్ఞవల్క్య తత్వజ్ఞ, ఈ మధ్య ఒక సందర్భములో జరిగిన సంఘటన. ఒకప్పుడు మేము మంద్రదేశములో కపిగోత్రుడు కాప్యుడు అగు పతంజలిని గృహములో ఉండి కల్ప సూక్తము అనబడు యజ్ఞశాస్త్రమును నేర్చుకొనుచూ ఉండేవారము. తస్య అసీత్ భార్య గంధర్వ గృహీత, తమ పృచ్ఛామత్కో అసీత్ ఇతి సో అబ్రవీత్ కబంధ ఆధర్వణ ఇతి. మా గురువుగారు పతంజలుని భార్య గురుభార్యను ఒక గంధర్వుడు ఆవహించటము జరిగింది. ప్రేతము ఆవహించటము వంటిది. ఒకరోజు మేము ఆ గంధర్వునితో ఇట్లా సంభాషించాము. మేము పోయి మా గురుపత్నిని ఆవహించినట్టి ఎవరవయ్యా నీవు? గంధర్వుడు నేనా. అథర్వణుడు అను వాని పుత్రుడను, కబంధుడు అను పేరు గలవాడను. గంధర్వసో అబ్రవీత్ పతంజలం కాప్యం యాజ్ఞికాంశ్చ వేత్తను త్వం కాప్య తత్సూత్రం ఏన అయం చ లోకః పరశ్చ లోకః సర్వాణి చ భూతాని సందృబ్ధాని భవంతి ఇతి. మేము ఎందుకు మా గురుపత్నిని ఆవహించారు? గంధర్వుడు, ఓ పతంజలి, ఓ తదితర యాజ్ఞికులారా, మిమ్ములను ఒక ప్రశ్న అడుగుచున్నాను, తెలిస్తే సమాధానము దయచేసి చెప్పండి. ఇదంతా కూడా సూత్రే మణిగణ ఇవని సూత్రీకరించబడుచున్నది కదా. ఈ లోకము పరలోకము అట్లాగే ఈ సర్వభూతములు ఇవన్నీ కూడా ఏ సూత్రముచే పరస్పరము గృచ్చడి ఉన్నాయి, కట్టబడి ఉన్నాయి, మీకు తెలుసా? సో అబ్రవీత్ పతంజలః కాప్యో నాహం తం భగవన్ వేద ఇతి. పతంజలి అయ్యా, ఈ లోకం ది పరలోకం ఈ జీవులు మొదలైనదంతా ఏ సూత్రముచే కట్టబడి ఉన్నారో అది మాకు తెలియదు. సో అబ్రవీత్ గంధర్వుడు, పతంజలం కాప్యం యాజ్ఞికాంశ్చ వేద్ధను త్వం కాప్య తం అంతర్యామిణం యైమం చ లోకం పరం చ లోకం సర్వాణి చ భూతాని యో అంతరో యమేతీతి. గంధర్వుడు, తెలియదా? సరే పతంజలి కాప్య, పోనీ, ఎవడు ఈ లోకమును పరలోకములను సమస్త భూతజాలమును అంతర్యామి అయి నియామకము చేయుచున్నాడు? అట్టి అంతర్యామి ఎవ్వరో మీకు తెలుసా? ఇదన్నా చెప్పండి. నియామకుడై వన్ హూ ఈజ్ అపౌంటింగ్, అదే సమయంలో ఆట్ ద సెమ్ టైమ్ అంతర్యామి ఇన్నర్ పార్టిసిపాంట్ అయి ఉన్నది ఎవరు? ఏది? సో అబ్రవీత్ పతంజలః కాప్యో పతంజలి నాహం తం భగవన్ వేద ఇతి. పతంజలి, హే భగవాన్. గంధర్వ, అథర్వణ పుత్రంక బంధుడా, ఇది కూడా నాకు తెలియదు. నాకు అందరినీ కట్టి ఉంచే ఏకసూత్రమూ తెలియదు, ఏకైక అంతర్యామి గురించి తెలియదు. మీకు తెలిస్తే దయతో మాకు బోధించండి. గంధర్వుడు, సో అబ్రవీత్ పతంజలం కాప్యం యాజ్ఞికాంశ్చయో వై తత్కాప్య సూత్రం విద్యాత్తం చ అంతర్యామిణం ఇతి. స బ్రహ్మవిత్, స లోకవిత్, స దేవవిత్, స వేదవిత్, స భూతవిత్, స ఆత్మవిత్, స సర్వవిత్ ఇతి. కబంధుడు, గంధర్వుడు, ఓ పతంజలు కాప్య, తదితర యజ్ఞశాస్త్రమును పఠిస్తున్న శిష్యబృందములారా, మీకు ఒక విషయము గుర్తు చేయదలుచుకున్నాను. యజ్ఞవిధులను యజ్ఞమంత్రములను ఉచ్చారణల యొక్క ఆరోహణం వహరోణ క్రమములు గురించి తెలుసుకున్నంత మాత్రంచేత సరిపోదు. ఎవడు సర్వజీవులను లోకములను లోకపాలకులను కలిపి ఉంచు సూత్రమును సర్వుల అంతర్యామిని తెలుసుకుని ఉంటాడో ఆతడే బ్రహ్మమును దేవతలను లోకములను వేదములను తెలుసుకున్నవాడు అని గమనించండి. ఎరిగి ఉండండి ఓ యాజ్ఞవల్క్య. అటువంటి సూత్రాత్మజ్ఞానమును మరియు అంతర్యామి తత్వమును అతని వద్ద మేము సవివరంగా విని ఉన్నాము. లోకవిత్, దేహీవిత్, వేదవిత్, భూతవిత్ అయ్యాము. తేభ్యో అబ్రవీత్ యాజ్ఞవల్క్యుడు తత్ అహం వేద. యాజ్ఞవల్క్యుడు అది నాకు తెలుసు. ఉద్దాలకుడు తచ్చేత్వం యాజ్ఞవల్క్య. సూత్రం అవిద్వాంస్తంచ అంతర్యామిణం బ్రహ్మగవి హృదజసే మూర్ధ తే విపతిష్యతి ఇతి. ఉద్దాలకుడు ఓ యాజ్ఞవల్క్య, అటువంటి సూత్రము ఏమిటో అంతర్యామి ఎవ్వరో తెలుసుకోకుండా కేవలము నేను ఆత్మను ఎరిగాను అని భావించి ఆత్మజ్ఞానులకు మాత్రమే చెందవలసిన గోవులను మీకు మీరే మీ గృహమునకు తీసుకొని పోవటము ఉచితమా? కాదు కదా. జ్ఞానివి కాకుండా జ్ఞానులకు మాత్రమే చెందవలసిన గోవులను తీసుకొని పోతే మీ శిరస్సు పగిలి ముక్కలుగా అవగలదు సుమా. అనగా మీరు అందరి ముందు తలదించుకోవలసి వస్తుంది. యాజ్ఞవల్క్యుడు వేదవాహం గౌతమ తత్సూత్రం తంచ అంతర్యామిణం ఇతి. యాజ్ఞవల్క్యుడు ఓ గౌతమ ఉద్దాలక, మాకు ఆ యొక్క సూత్రాత్మ గురించి అంతర్యామి గురించి మేము వినియే ఉన్నాము, అందుచేత మాకు తెలుసు. ఉద్దాలకుడు వియో వాయిదం కశ్చిత్ బ్రూయాత్ వేద వేదేతి యథావేత్త బ్రూహి ఇతి. ఉద్దాలకుడు మాకు తెలుసు మాకు తెలుసు అని చాలామంది అంటూ ఉంటారు. అనగలరు కూడా? మరి ఆత్మ తెలిసినట్లు అనిపిస్తూనే తెలియనిదే ఉంటోంది కూడా. మీకు ఏమేమి తెలుసో అదంతా చెప్పండి, అప్పుడు మీకు తెలుసా తెలియదా అనున్నది మేము నిర్ణయించదముగాక. మంత్ర 2.3.7.2 సహోవాచ వాయుర్వై గౌతమ తత్సూత్రం వాయినా వై గౌతమ సూత్రేణయం చ లోకః పరశ్చ లోకః సర్వాణి చ భూతాని సందృబ్ధాని భవంతి తస్మాద్వై గౌతమ పురుషం ప్రేతమాహుర్వ్యశ్రంశతాస్యాంగానితి వాయినా హి గౌతమ సూత్రేణ సందృబ్ధాని భవంతి త్యేవమేవైతద్ యాజ్ఞవల్క్యాంతర్యామిణం బ్రూహీతి. 2 మంత్ర 2.3.7.2 సహోవాచ వాయుర్వై గౌతమ తత్సూత్రం వాయినా వై గౌతమ సూత్రేణయం చ లోకః పరశ్చ లోకః సర్వాణి చ భూతాని సందృబ్ధాని భవంతి తస్మాద్వై గౌతమ పురుషం ప్రేతమాహుర్వ్యశ్రంశతాస్యాంగానితి వాయినా హి గౌతమ సూత్రేణ సందృబ్ధాని భవంతి త్యేవమేవైతద్ యాజ్ఞవల్క్యాంతర్యామిణం బ్రూహీతి. 2.2 సహా యాజ్ఞవల్క్యౌ ఉవాచ వాయః వై గౌతమ తత్సూత్రం వాయినా వై గౌతమ సూత్రేణ అయం చ లోకః పంశ్చ లోకః సర్వాణి చ భూతాని సందృబ్ధాని భవంతి. యాజ్ఞవల్క్యుడు ఓ గౌతమ. ఉద్దాలక మహాశయ, మీరు అడిగిన ఇహలోకములను పరలోకములను సర్వభూతములను సూత్రముగా కలిపి ఉంచుచున్నది వాయువే. వాయువుచేతనే ప్రాణముచేతనే ఈ జన్మ కృతం జన్మ రాబోయే జన్మ సమస్త భూతములు సమస్త లోకములు కట్టుబడి ఉన్నాయి. వాయువు ప్రాణశక్తి ప్రదర్శనము, ప్రాణశక్తియే ఈ సర్వమునకు త్రాణసూత్రము. పూదండుతోని అనేక పూలను ఒకదానితో ఒకటి దారమే కట్టి ఉంచుచున్నట్లుగా వాయువే ప్రాణమే జన్మలను దృశ్యాంతర్గత జీవులను ఇహపర లోకములను కట్టి ఉంచుతోంది. తస్మాత్ వై గౌతమ పురుషం ప్రేతం ఆహుహ వ్యశ్రం శిషతాస్య అంగాని ఇతి. అందుచేతనే ఓ గౌతమ, ప్రాణమే లేకపోతే జీవుడు లేడు. సర్వభూతములను కలిపి ఉంచే ప్రాణమును ప్రక్కకు పెడితే ఈ పురుషుడు జీవుడు శవముతో ప్రేతముతో సమానమే అని చెప్పబడుచున్నది కూడా. వాయినా హి గౌతమ సూత్రేణ సందృబ్ధాని భవంతి ఇతి. అట్టి వాయువుచేతనే ఈ దేహములోని అంగములన్నీ నిలబెట్టబడుచున్నాయి. అందుచేత ఓ గౌతమ, వాయువే సర్వమునకు సూత్రము అనునది నా సమాధానము. జలతరంగములవలే ప్రాణమే వాయుతరంగ రూపము. ఉద్దాలకుడు ఇత్యేవం ఏవై తత్యాజ్ఞవల్క్య అంతర్యామిణం బ్రూహి ఇతి. ఉద్దాలకుడు ఓ యజ్ఞవల్క్య, సరే ఇప్పుడు అంతర్యామి ఎవ్వరే ఉన్నారో అది కూడా వివరించండి. మంత్ర 3.7.3 యః పృథివ్యాం తిష్ఠన్ పృథివ్యా అంతరో యం పృథివీ నవేద యస్య పృథివీ శరీరం యః పృథివిమంతరో యమేత్యేషత ఆత్మాంతర్యామ్యమృత. 3.3 యాజ్ఞవల్కిడు యః పృథివ్యాం తిష్ఠన్ పృథివ్యా అంతరో యం పృథివీ నవేద యస్య పృథివీ శరీరం యః పృథివీం అంతరో యమేతి ఏషత ఆత్మా అంతర్యామి అమృతః. అంతర్యామి యాజ్ఞవల్కీయుడు ఓ ఉద్దాలక మహాశయ, ఇప్పుడిక అంతర్యామి గురించి మరికొన్ని వివరణలు చెప్పుకుంటున్నాము. ఏది భూమి అంతటా తిష్ఠితమయ్యున్నదో, ఏది భూమి యొక్క అంతరమున సంచారము కలిగియున్నదో, ఇద్దాని గురించి భూమికి తెలియనే తెలియటములేదో, ఏది ఈ భూమిని తన శరీరముగా కలిగి ఉన్నదో, ఏది ఈ భూమిని నియమించుచున్నదో, అదే నీ యొక్క నా యొక్క సర్వభూతముల యొక్క సర్వలోకముల యొక్క అంతర్యామి అగు అఖండ అమృతరూప ఆత్మ. కనుక నీ ఆత్మయే సర్వమునకు అంతర్యామి. మంత్ర 3.7.4 యోక్సు తిష్ఠ్నభ్యంతరో యమాపో న విదుహ యస్యాపహ శరీరం యోపోంతరో యమేత్యేష తా ఆత్మాంతర్యామ్యమృత. 4.4 యో అప్సు తిష్ఠన్ అభ్యోహ అంతరో యం ఆపో న విదుహ యస్య ఆపహ శరీరం యో అపాం అంతరో యమేతి ఏష తా ఆత్మా అంతర్యామి అమృతః. ఏది ఉదకమునందు అంతటా ఉన్నదో, ఉదకమునకు ఆధారమై వేరుగా కూడా ఉన్నదో, ఏది ఉదకము తెలుసుకోలేకపోవుచున్నదో, ఈ ఉదకము యుద్ధానికి భౌతిక రూప శరీరము కూడా అయి ఉన్నదో, ఏది ఉదకమును నియమించుచున్నదే ఉన్నదో, అదియే సర్వాంతర్యామి లక్షణ సమన్వితమగు నీ ఆత్మస్వరూపము. కనుక ఆత్మస్వరూపుడుగా నీవే సర్వమునకు అంతర్యామి అయి ఉన్నావు. మంత్ర 5.3.7.5 యోగ్నౌ తిష్ఠినజ్ఞేరంతరో యమగ్నిర్న వేద యస్యజ్ఞః శరీరం యోగ్నిమంతరో యమేతి ఏషత ఆత్మాంతర్యామ్యమృత. 5.5 యో అగ్నౌ తిష్ఠత్ అగ్నేహ అంతరో యం అగ్నేహ న వేద యస్య అగ్నేహ శరీరం యో అగ్నిం అంతరో యమేతి ఏష తా ఆత్మా అంతర్యామి అమృతః. ఎవ్వరైతే అగ్నియందు అంతటా మట్టిబొమ్మలో మట్టివలే తిష్ఠించినవారే ఉన్నారో, ఏది అగ్నికి అంతర్యామియే ఆధారమై ఉన్నదో, ఏది అగ్నిచే తన అంతర్యామి అని గమనించబడటములేదో, ఈ అగ్ని యుద్ధానికి శరీరమే అయి ఉన్నదో, ఏది అగ్నికి నియామకమైన అంతఃశక్తి అయి ఉన్నదో, అగ్నిని నియమించుచున్నదో, అతడే నీ ఆత్మ. నీ ఆత్మ అతడే, అతడే నీవు, అతడే నేను. ఆత్మగా నీవే సర్వమునకు అనగా నాకు సర్వభూతములకు సర్వ ఇహపరలోకములకు అంతర్యామివి అయి ఉన్నావు. అట్టి నీ ఆత్మయే అమృత స్వరూపము. మంత్ర 3.7.6 యోంతరిక్షే తిష్ఠన్నంతరిక్షాదంతరో యమంతరిక్షం న వేద యస్యాంతరిక్షక్ శరీరం యోంతరిక్షమంతరో యమేత్యేష తా ఆత్మాంతర్యామ్యమృత. 6.6 యో అంతరిక్షే తిష్ఠత్ అంతరిక్షాత్ అంతరో యం అంతరిక్షం న వేద యస్య అంతరిక్షం శరీరం యో అంతరిక్షం అంతరో యమేతి ఏషత ఆత్మ అంతర్యామి అమృతః. ఏదైతే అంతరిక్షము ఆకాశము నందు అంతటా నిండినదే ఉన్నదో, అంతరిక్షమునకు అంతరమై ఆధారమై ఉన్నదో, ఏదైతే అంతరిక్షము మాత్రం నాకు ఆధారమై ఉన్నది కదా అని ఆత్మను గమనించటమే లేదో, ఈ అంతరిక్షమంతా యుద్ధానికి శరీరము అయి ఉన్నదో, అదియే అంతరిక్షమునకు అంతర్యామి, అదియే అంతరిక్షమును నియమించుచున్నట్టిది, అదియే నీ ఆత్మ. నా ఆత్మ ఎదియే అనగా ఆత్మగా నీవే అమృతస్వరూపమగు అంతర్యామివి, సర్వాంతర్యామివి. పృథ్వీ ఆపో అగ్ని వాయు అంతరిక్షాత్మ స్వరూపుడవు కూడా. మంత్ర 7.3.7.7 యో వాయౌ తిష్ఠన్ వాయోరంతరో యం వాయుర్న వేద యస్య వాయుః శరీరం యో వాయుమంతరో యమేత్యేష తా ఆత్మాంతర్యామ్యమృత. 7.7 యో వాయౌ తిష్ఠన్ వాయోః అంతరో అయం వాయుః న వేద యస్య వాయుః శరీరం యో వాయుం అంతరో యమేతి ఏష తా ఆత్మా అంతర్యామి అమృతః. ఏదైతే వాయువునందు అంతటా తిష్ఠించినదే ఉన్నదో, ఏది వాయువు యొక్క అంతరమే ఉన్నదో, ఏది వాయువుచే నాకు అంతర్యామి ఆధారము ఇది కదా అని గమనించబటమే లేదో, ఏది వాయువును తన యొక్క శరీరముగా కలిగి ఉన్నదో అదియే ఆత్మ, అదియే నీ ఆత్మ, అదియే ఏకాక్షరాత్మ. నీ ఆత్మయే సర్వమునకు అంతర్యామి, పంచభూతాత్మకము. నీ ఆత్మయే వాయువు, వాయుచలనములకు, సర్వభూతములకు, లోకములకు ఆధారము. అంతరాంతరమగు అమూత స్వరూప అంతర్యామి. అంతర్హృదయము మంత్ర 8.3.7.8. యో దివి తిష్ఠంది వంతరో యం ద్యోర్న వేద యస్య ద్యోహ శరీరం యో దివమంతరో యమేత్యేష తా ఆత్మాంతర్యామ్యమృత. 8.8. యో దివి తిష్ఠన్ దివో అంతరో యం ద్యోహ న వేద యస్య ద్యోహ శరీరం యో దివం అంతరో యమేతి ఏష యమేత్యేష తా ఆత్మా అంతర్యామి అమృతః. ఏది దివి ద్విలోకము నందు అంతటా ఆక్రమించుకొని తిష్ఠించుకొనినదే ఉన్నదో, ఏది దివికి దేవతాలోకమునకు స్వర్గలోకమునకు అంతరాంతరమో, ఏది దివిలోకము చేతకూడా తనకు ఆధారముగా ఉన్నట్లుగా ఎరుగబడటము లేదో, ఇద్దానికి ద్యులోకమంతా తన శరీరమే అయి ఉన్నదో, ఏది ద్యులోకమును నియమించుచున్నదో అదియే నీ ఆత్మ, నా ఆత్మ, సర్వమునకు అంతర్యామి, అదియే నీ యొక్క, నా యొక్క అమూతరూపము. అనగా నేను, నీవు ఈ సర్వమునకు అంతర్యామి స్వరూపులము. నీవే ఆ అంతర్యామివి తత్వం. నేను అట్టి అంతర్యామి రూపమునే. సోహం మంత్ర 9.3.7.9. యా ఆదిత్యే తిష్ఠనాదిత్యాదంతరో యమాదిత్యో నవేద యస్యాదిత్యః శరీరం య ఆదిత్యమంతరో యమేత్యేష తా ఆత్మాంతర్యామ్యమృత. 9.9. యా ఆదిత్యే తిష్ఠన్ ఆదిత్యాత్ అంతరో యం ఆదిత్యో నవేద యస్య ఆదిత్యః శరీరం యా ఆదిత్యం అంతరో యమేతి ఏష తా ఆత్మా అంతర్యామి అమృతః. ఏది ఆదిత్యనియందు సూర్యునియందు నిండియున్నదో సుతిష్ఠితమో, ఏది సూర్యునికి కూడా అంతరాంతరమగు ఆధారముగా ఉన్నదో, ఏది ఆదిత్యునిచే గమనించబడటమే లేదో, ఇద్దానికైతే ఆదిత్యుడు సూర్యుడు తన శరీరమే అయి ఉన్నారో, ఏది ఆదిత్యుని అంతరమున ఉండి ఆదిత్యుని నియమించుచున్నదో అదియే నీ ఆత్మ. అట్టి నీ ఆత్మయే ఈ సర్వమునకు అంతర్యామి, అదియే నీ నా అమూతమగు అంతరాంతర స్వరూపము. మంత్ర 10.3.7.10. యో దిక్షు తిష్ఠంది భ్యంతరో యం దిశో న విదుర్యస్య దిశః శరీరం యో దిశోంతరో యమేత్యేష తా ఆత్మాంతర్యామ్యమృత. 10.10. యో దిక్షు తిష్ఠన్ దిగ్భ్యో అంతరోయం యం దిశో న విదుః యస్య దిశః శరీరం యో దిశో అంతరో యమేతి ఏష తన్ ఆత్మా అంతర్యామి అమృతః. ఏది దిక్కులు యందు అంతటా నిండినదే ఉన్నదో, ఏది అంతరాంతరంగా దిక్కులన్నిటికీ ఆధారము కూడా అయి ఉన్నదో, తమకు ఆధారమై ఉండి కూడా ఏది దిక్కులచే గమనించబడటమే లేదో, ఏది దిక్కులను తన యొక్క శరీరముగా కలిగియున్నదో, ఏది దిక్కులను నియమించినదే ఉన్నదో అదియే నీ యొక్క ఆత్మ. సర్వము తానే అయి సర్వమునకు వేరైనా అంతరాత్మ, నీ ఆత్మయే దిక్స్వరూపమై విరాజిల్లుచున్నది, అది అమృత స్వరూపము. మార్పు చేర్పులచే స్పృజించబడని మణిమ అఖండ రూపము. మంత్ర 11.3.7.11. యశ్చంద్రతారకే తిష్ఠన్ చంద్రతారకాదంతరో యం చంద్రతారకం న వేద యస్య చంద్రతారకం శరీరం యశ్చంద్రతారకమంతరో యమేత్యేష తా ఆత్మాంతర్యామ్యమృత. 11.11. యః చంద్రతారకే తిష్ఠన్ చంద్రతారకాత్ అంతరో యం చంద్రతారకం న వేద యస్య చంద్రతారకం శరీరం యః చంద్రతారకం అంతరో యమేతి ఏష తా ఆత్మా అంతర్యామి అమృతః. ఏది చంద్రునియందు నక్షత్రములేందు తిష్ఠించినదై ఉన్నదో, ఏది చంద్ర నక్షత్రములకు వేరుగా ఉండి చంద్ర నక్షత్రములందు సర్వత్రా వ్యాపించి ఉన్నదో, ఏది చంద్ర నక్షత్రములచే తమకు ఆధారముగా ఉన్నది కదా అని ఏమాత్రము తెలియబడటమే లేదో, యుద్ధానికి చంద్రుడు, నక్షత్రాలు ఇవన్నీ శరీరముగా ఉన్నాయో, ఏది చంద్ర నక్షత్రములను నియమించుచున్నదో అదే సర్వాంతర్యామి, సర్వతత్వ స్వరూపము, సర్వము అగు మన యొక్క అమృతానంద స్వరూప ఆత్మ. నీవే ఈ సర్వమునకు ఆధారమయ్యున్న సర్వము అయ్యున్న అంతర్యామి యగు ఆత్మ. తత్వం సోహం మంత్ర 12.3.7.12. య ఆకాశే తిష్ఠ్నాకాశాదంతరో యమాకాశో నవేద యస్యాకాశః శరీరం య ఆకాశమంతరో యమేత్యేష తా ఆత్మాంతర్యామ్యమృత. 12.12 య ఆకాశే తిష్ఠన్ ఆకాశాత్ అంతరో యం ఆకాశో నవేద యస్య ఆకాశః శరీరం య ఆకాశం అంతరో యమేతి ఏష తన్ ఆత్మా. అంతర్యామి అమృతః ఏది ఆకాశమునందు అంతటా తిష్ఠించినదే ఉన్నదో, ఏది ఆకాశమునకు వేరే ఉండి ఆకాశమునకు అంతర్యామిగా ఉన్నదో, ఏది ఆకాశముచే గుర్తించబడటము లేదో, యుద్ధానికి ఆకాశము తన శరీరమే అయి ఉన్నదో, ఏది ఆకాశమును నియమించినదే ఉన్నదో, అదియే నీ ఆత్మ, అదియే నీవు, అదియే నేను, అదియే అంతరాత్మ, అదియే అంతర్యామి, అది అమృత స్వరూపము. మంత్ర 13.3.7.13. యస్తమసి తిష్టం స్తమసోంతరో యం తమో నవేద యస్య తమః శరీరం యస్తమోంతరో యమేత్యేష తా ఆత్మాంతర్యామ్యమృత. 13.13 యః తమసి తిష్టం తమసో అంతరో యం తమో నవేద యస్య తమః శరీరం యః తమో అంతరో యమేతి ఏష తా ఆత్మ. అంతర్యామి అమృతః ఏది తమస్సు చీకటి యందు అంతటా ఏర్పడినదే ఉన్నదో, ఏది చీకటికి వేరే చీకటికి ఆధారమై అంతర్యామి అయి ఉన్నదో, ఏది తమస్సుచే ఏమాత్రము ఎరుగబడతయలేదో, యుద్ధానికి చీకటి తన శరీరమే అయి ఉన్నదో, ఏది తమస్సుకు నియమించినదే ఉన్నదో, అదియే సర్వాంతర్యామి, అదియే నీ ఆత్మ. అమృత స్వరూపమగు సర్వతత్వ స్వరూపము. మంత్ర 14.3.7.14. యస్తేజసి తిష్టం స్తేజసోంతరో యం తేజో నవేద యస్య తేజః శరీరం యస్తేజోంతరో యమేతి స ఏష తా ఆత్మాంతర్యామ్యమృత ఇత్యథ దైవతం అథాధభూతం. 14.14 యః తేజసి తిష్టం తేజసో అంతరో అయం తేజో నవేద యస్య తేజః శరీరం యః తేజో అంతరో యమేతి ఏష తా ఆత్మ. అంతర్యామి అమృతః ఇతి అధిదైవతం అథ అథభూతం. ఏదైతే తేజస్సునందు తిష్ట కలిగనదే ఉన్నదో, సీటెడ్ ఇన్ ద లైట్, ఏది తేజస్సుకు ఆధారమై ఉండి కూడా తేజస్సు అద్దానిని ఎరుగుటయలేదో, ఏది తేజస్సుకు అంతరమున ఉండి తేజస్సును నియమించుచున్నదో, యుద్ధానికి తేజస్సు శరీరమై ఉన్నదో, అదియే అమృత స్వరూపము. అదియే తేజస్సును ప్రసాదించునది కాబట్టి అధిదైవతము. తేజస్సు అద్దాని శక్తి, తేజస్సు అద్దాని శరీరము, అదియే నీ ఆత్మ, నీ నా వాస్తవ స్వరూపము అదియే. మంత్ర 15.3.7.15. యః సర్వేషు భూతేషు తిష్ఠన్ సర్వేభ్యో భూతేభ్యంతరో యం సర్వాణి భూతాని న విదుర్యస్య సర్వాణి భూతాని శరీరం యః సర్వాణి భూతాన్యంతరో యమేత్యేషత ఆత్మాంతర్యామ్యమృత ఇత్యథభూతం ధాధ్యాత్మం. 15. అథ అధిభూతం. 15. యః సర్వేషు భూతేషు తిష్ఠన్ సర్వేభ్యో భూతేభ్యో అంతరోయం సర్వాణి భూతాని న విదుః యస్య సర్వాణి భూతాని శరీరం యః సర్వాణి భూతాని అంతరో యమేతి ఏష తన్ ఆత్మ. అంతర్యామి అమృత ఇత్యథభూతం అథ అధ్యాత్మం అథ అధిభూతం. ఏదైతే సర్వభూతజాలములందు సర్వదా వేంచేసి ఆభరణములో బంగారమువలె కుండలో మట్టివలె ఉన్నదో, 14 లోకాలలోని సర్వజీవులకు అంతరమై ఏకమై అఖండమై ఉన్నదో, సర్వభూతాంతరాత్మ భౌతాత్మికమైన సాకారమంతా తానే అయి ఉన్నదో, ఇద్దాని అఖండన్ ప్రమేయ నిత్యత్వ సత్యత్వములను ఈ భూతజాలమంతా ఇది కదా నా సహజరూపము అని గమనించటమూ లేదో, సర్వభూతములకు జీవులకు ఏదైతే అంతరంగము అంతరాత్మ అయి ఉన్నదో, ఏది ప్రతి ఒక్క జీవుని మార్పుచేర్పులు లేని స్వస్వరూపమే అయి ఉన్నదో, అదియే అంతరాత్మ అఖండాత్మ. పరబ్రహ్మము అధిభూతము అధ్యాత్మము కూడా ఆ ఆత్మయే. మంత్ర 16.3.7.16 యః ప్రాణే తిష్ఠన్ ప్రాణదంతరో యం ప్రాణో నవేదయస్య ప్రాణః శరీరం యః ప్రాణమంతరో యమేత్యేష తా ఆత్మాంతర్యామ్యమృత 16. అథ అధ్యాత్మం 16. యః ప్రాణే తిష్ఠన్ ప్రాణత్ అంతరో యం ప్రాణో నవేద యస్య ప్రాణః శరీరం యః ప్రాణం అంతరో యమేతి ఏష తాక్ ఆత్మా అంతర్యామి అమృతః. అథ అధ్యాత్మం ఏది ప్రాణమునందు ప్రతిష్ఠితమై ఉన్నదో, ప్రాణమునకు అంతరముగా ఆధారమై ఉన్నదో, ఏది ప్రాణమునకు ఆధారమై ఉండి ఉంటున్నప్పటికీ ప్రాణము అద్దానిని తెలుసుకోవటమే లేదో డొట్, ఏది విశ్వప్రాణమంతా తన శరీరముగా కలిగి ఉన్నదో, ఏది ప్రాణముగా కూడా అయి ఉంటోందో, ప్రాణమునకే ప్రాణమో అదియే ఆత్మ. అట్టి మనందరి ఆత్మ అమృతము. ప్రాణమునకు అంతర్యామి నీ ఆత్మయే. మూత ధర్మము లేనిది అమృతము. మంత్ర 17.3.7.17 యో వాచి తిష్ఠన్ వాచోంతరో యం వాన్న వేద యస్య వాక్ శరీరం యో వాచమంతరో యమేత్యేష తా ఆత్మాంతర్యామ్యమృత 17. 17. యో వాచి తిష్ఠన్ వాచో అంతరో యం వాక్ న వేద యస్య వాక్ శరీరం యో వాచం అంతరో యమేతి ఏష తా ఆత్మా అంతర్యామి అమృతః. ఏది వాక్కునందు ఉనికి కలిగి ఉన్నదో సుతిష్ఠితమో, ఏది వాక్కును తన శరీరముగా కలిగి ఉన్నదో, ఏది వాక్కును నియమించుచున్నదే అంతరమున ఉన్నదో, వాక్కు తనకు ఆధారమై ఉన్నట్టి దేనిని ఎరుగుటయలేదో అదియే ఆత్మ, అదియే అమృత స్వరూపమగు అంతర్యామి. మంత్ర 18.3.7.18 యశ్చక్షుషి తిష్ఠశ్చక్షుషోంతరో యం చక్షుర్న వేద యస్య చక్షుః శరీరం యశ్చక్షురంతరో యమేత్యేష తా ఆత్మాంతర్యామ్యమృత 18. 18. యః చక్షుపి తిష్ఠ చక్షుషో అంతరో యం చక్షుః న వేద యస్య చక్షుః శరీరం యః చక్షుః అంతరో యమేతి ఏష తర్ ఆత్మా అంతర్యామి అమృతః. ఏది నేత్రములలో ఉన్నదో, నేత్రముల అంతరముగా చూపు అనే తేజో విలాసరూపమో, తనేందే అంతరమున ఉన్నట్టి ఎద్దానిని ఈ చక్షువులు కనులు చూడటము లేదో తెలుసుకోవటమూ లేదో, ఏది చక్షువులకు అంతరాంతరమున ఉండి చక్షువులను నియమించుకొనుచున్నదో అదియే సర్వతత్వస్వరూపము సర్వాంతర్యామి అగు అమూర్తరూప ఆత్మ. మంత్ర 19.3.7.19 యః శ్రోత్రే తిష్ఠన్ శ్రోత్రాదంతరో యం శ్రోత్రం న వేద యస్య శ్రోత్రం శరీరం యః శ్రోత్రమంతరో యమేతి స ఏష త ఆత్మాంతర్యామ్యమృత 19. 19. యః శ్రోత్రే తిష్ఠన్ శ్రోత్రాత్ అంతరో యం శ్రోత్రం న వేద యస్య శ్రోత్రం శరీరం యః శ్రోత్రం అంతరో యమేతి ఏష త ఆత్మా అంతర్యామి అమృతః. ఏదైతే చెవులేందు చెవులకు అభ్యంతరముగాను కూడా ఉన్నదో, ఏది చెవులకు తెలియబడటలేదో వినిపించుటలేదో, ఏది ఈ చెవులను శ్రోతమును వినికిడిని తన శరీరముగా కలిగి ఉన్నదో, ఏది చెవులను నియమించుచు శ్రోత్రేంద్రియమునకు వినబడు సమస్తమునకు సొంతదారు అయి ఉన్నదో అదియే ఆత్మ, అదియే అంతర్యామి, అది అమృత స్వరూపము. మంత్ర 23.7.20 యో మనసి తిష్ఠన్మనసోంతరో యం మనో న వేద యస్య మనః శరీరం యో మనోంతరో యమేత్యేష తా ఆత్మాంతర్యామ్యమృత 20. 20. యో మనసి తిష్ఠన్ మనసో అంతరో యం మనో న వేద యస్య మనః శరీరం యో మనో అంతరో యమేతి ఏష తర్ ఆత్మా అంతర్యామి అమృతః. ఏది మనస్సునందు ప్రతిష్ఠితమైయున్నదో, ఏది మనస్సుకు అంతరమై మనస్సుకు ఆధారముగా కూడా అయి ఉన్నదో, మనస్సు తన యొక్క ఆధారభూతము జననస్థానము అగు అట్టి ఆత్మగురించి ఎరుగుటయేలేదో, ఈ మనస్సు అనబడినదంతా దేనికి శరీరమాత్రమైయున్నదో, ఏది మనస్సుకు అంతరముగా ఉండి మనస్సును నియమించినదే ఉన్నదో, ఈ మనస్సు స్వతహగా ఏది అయి ఉన్నదో అదియే అమృత స్వరూపము సర్వాంతర్యామి అగు అదియే ఆత్మ పరతత్వస్వరూపాత్మ. మంత్ర 21.3.7.21 యస్త్వచి తిష్ఠం స్త్వచోంతరో యం త్వన్న వేద యస్య త్వక్ శరీరం యస్త్వచమంతరో యమేత్యేష తా ఆత్మాంతర్యామ్యమృత 21 యః త్వచి తిష్ఠగ్ త్వచో అంతరో యం త్వక్ న వేద యస్య త్వక్ శరీరం యస్తు వచం అంతరో యమేతి ఏష తా ఆత్మా అంతర్యామి అమృతః. ఏది త్వక్ స్పర్శ ఇంద్రియము యొక్క లోపల బయట కూడా స్పర్శరూపము ధరించి ఉన్నదో, స్పర్శకు విషయములుగా కూడా ప్రతిష్ఠితమై ఉన్నదో, ఇద్దానిని తన వాస్తవ స్వరూపముగా కలిగి ఉన్నప్పటికీ త్వక్ ఇంద్రియము చర్మము అద్దానిని ఎరుగుటయేలేదో, ఏది త్వక్కు అంతర్యామి అయి ఉండి త్వక్ ఇంద్రియమును నియమించుచున్నదో, స్పర్శకే పురుషకారుడగు అట్టి ఆతడే ఆత్మ, ఆతడే అంతర్యామి, ఆతడే నీవు, నీవే ఆ ఆత్మవు. సమస్తము ఆత్మకు అనన్యము, ఆత్మ అద్వితీయము. మంత్ర 22.7.22 యో విజ్ఞానే తిష్ఠన్ విజ్ఞానాదంతరో యం విజ్ఞానం న వేద యస్య విజ్ఞానం శరీరం యో విజ్ఞానమంతరో యమేత్యేష తా ఆత్మాంతర్యామ్యమృత 22.22 యో విజ్ఞానే తిష్ఠన్ విజ్ఞానాత్ అంతరో యం విజ్ఞానం న వేద యస్య విజ్ఞానం శరీరం యో విజ్ఞానం అంతరో యమేతి ఏష తా ఆత్మ అంతర్యామి అమృతః. ఏది విజ్ఞానము బుద్ధి విచక్షణ రూపమున ప్రతిష్ఠితమయ్యున్నదో, ఏది బుద్ధికి ఆధారమై అంతరమున వేంచేసినదే ఉన్నదో, ఇద్దానిని బుద్ధి తన సహజరూపముగా కలిగి ఉండి కూడా అద్దానిని ఏమాత్రము ఎరుగుచుండుటయేలేదో, ఇద్దానికి ఈ విజ్ఞానము అనునది తన శరీరమే అయి ఉన్నదో, ఏది విజ్ఞానమునకు అంతరము నుండి నియమించుచున్నదే ఉన్నదో, అదియే అమృతమగు ఆత్మ, ఆత్మయే సర్వమునకు అంతర్యామి. మంత్ర 23.7.23 యో రేతసి తిష్ఠన్ రేతసోంతరో యజ్ఞ రేతో న వేద యస్య రేతః శరీరం యో రేతోంతరో యమేత్యేష త ఆత్మాంతర్యామ్యముతో రుష్టో ద్రష్టాశ్రుతః శ్రోతామతో మంతా విజ్ఞతో విజ్ఞాత నాణ్యతోస్తి ద్రష్ట నాణ్యతోస్తి శ్రోత నాణ్యతోస్తి మంత నాణ్యతోస్తి విజ్ఞాతేష త ఆత్మాంతర్యామ్యమృతతో నిదార్థం తతో హోద్దాలక ఆరునిర్పరరామ 23 ఇతి సప్తమం బ్రాహ్మణం. 23 యో రేతసి తిష్ఠన్ రేతసో అంతరో అయం రేతో న వేద యస్య రేతః శరీరం యో రేతో అంతరో యమేతి ఏష త ఆత్మ అంతర్యామి అమృతో. ఏది రేతస్సునందు వీర్యమునందు వెలుగునందు స్థానము పొంది తిష్ఠితమయ్యున్నదో, రేతస్సు ఇంక్లినేషన్ కు అంతరంగా ఉండి కూడా ఆ రేతస్సు ఎరుగుటయేలేదో, ఏది రతేస్సును నియమించుచున్నదై ఉన్నదో, రేతస్సుకు అంతర్ బహిర్రూపమయ్యున్నదో, అదియే అమృతము అగు సర్వాంతర్యామి, అదియే నీ ఆత్మ. అదృష్టో ద్రష్ట అశ్రుతః శ్రోత అమతో మంత అవిజ్ఞాతో విజ్ఞాత నాన్యో అతో అస్తి ద్రష్ట నాన్యో అతో అస్తి శ్రోత నాన్యో అతో అస్తి మంత నాన్యో అతో అస్తి విజ్ఞాత ఏష ఆత్మా అంతర్యామి అమృతో. అతో అన్యత్ ఆత్మ అట్టి అంతర్యామి స్వరూపమైనట్టి ఆత్మ భౌతికమైన దృష్టికి దృశ్యముగా కనబడనిదై కేవలము చూచుచూ ఉన్నట్టి దృక్ స్వరూపముగా వెలుగొందుచున్నది. చెవికి వినబడనిదే వినుచున్న రూపమే తానే ఉన్నది. ఆలోచనకు విషయము కానిదై ఆలోచన చేయుచున్నదై ఉన్నది. బుద్ధికి విషయము కానిదై బుద్ధి తనదైనట్టిదై ఉన్నది. అట్టి అంతర్యామియగు ఆత్మకు వేరుగా ద్రష్టలేడు, అద్దానిక వేరుగా శ్రోతయులేడు, ఆలోచించువాడు లేడు, విచారణ చేయువాడు లేడు, విజ్ఞాత లేడు. అవన్నీ ఎవరే ఉన్నారో ఆతడే ఆత్మ, అమృత స్వరూపుడు. అట్టి అంతర్యామికి వేరుగా చూచువాడు లేడు, వినువాడు లేడు, సంకల్పించువాడు లేడు, విచక్షించువాడు లేడు. ఎవ్వరికి వేరుగా ఎక్కడా ఏదీ లేదో అదియే ఆత్మ, అదియే అమృతము, అదియే అఖండము. నవల రచయితకు వేరైనదంటూ నవలలో ఎక్కడ ఏముంటుంది? స్వప్నద్రష్టకు వేరుగా స్వప్నంలో ఏ ఒక్కటైనా ఉంటుందా? తతో హి ఉద్దాలక ఆరుణ్యః ఉపరరామ. ఈ వాక్యములను విన్న అరుణి కుమారుడు ఉద్దాలకుడు తృప్తి పొంది మౌనం వహించారు. ఇతి బృహదారణికోపనిషత్ పంచమాధ్యాయే సప్తమం బ్రాహ్మణం అంతర్యామి బ్రాహ్మణం.